नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां श्रीकांत द्रुहिणोपमन्यु तपन स्कंदेन्द्र नंद्यादयः प्राचीना गुरवोपि यस्य करुणालेशात् गता गौरवम् तं सर्वाधिगुरुं मनोज्ञवपुषं मन्दस्मितालङ्कृतं चिन्मुद्राञ्चितमुग्धपाणिनलिनं चित्ते शिवं कुर्महे। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासंप्रदायकर्तृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। జగద్గురుమయమైన సభాసదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ బ్రహ్మసూత్ర శంకర భాష్యంలో నిన్నటి రోజున చివరిగా మనం చెప్పుకున్నటువంటి మాట, బ్రహ్మవిద్య స్వతంత్రంగానే పురుషార్థ సాధనం అనగా మోక్ష సాధనం, దానికి కర్మ విద్యలతో ప్రసక్తి లేదు అని చెప్పుకున్నాం. అంటే కర్మలతో కలిసిన జ్ఞానము ద్వారానే మోక్షం వస్తుంది అనే విషయం లేదు. బ్రహ్మవిద్య కర్మల అవసరం లేకుండానే మోక్షాన్ని ఇవ్వగలదు. జ్ఞానాదేవహి కైవల్యం అనే ప్రసిద్ధి చెందినటువంటి వాక్యం ఉన్నది. జ్ఞానము మాత్రమే సాక్షాత్తుగా మోక్షమిస్తున్నది. అందుకు యతులు మొదలైనటువంటి వారు కర్మల్ని విడిచిపెట్టారు అంటే కర్మల్ని విడిచిపెట్టారు అనేది దోషమని వారి పట్ల అనడానికి లేదు. వారు కర్మలను సన్యసించి బ్రహ్మవిద్య సాధన ద్వారా ముక్తి పొందుతున్నారు గనక వారి విషయంలో కర్మలు విడిచిపెట్టడం అనేది దోషం లేదు. ఎందుకంటే కర్మలు మోక్షమునకు సాక్షాత్ సహకారములు కావు గనక ఇది చెప్పడం జరిగింది. అయితే సన్యాసాస్త్రం అని ఏదైతే ఉన్నదో అది శాస్త్ర సమ్మతమా శాస్త్ర విరుద్ధమా? ఎందుకంటే జీవించి ఉన్నంతకాలం కర్మలు చేయాలి. ఎవరైనా సరే ఆ కర్మల్ని విడిచిపెట్టినట్లయితే వివిధములైనటువంటి పాపాలకు గురవుతారు అని శాస్త్రమే శాసిస్తోంది. అగ్నిహోత్రం విడిచిపెట్టిన వాడికి పుత్రహత్యాపాతకం వస్తున్నదని, సంధ్యావందనాలు విడిచిపెట్టిన వాడికి మరొకటి, ఇలాగా నిత్య నైమిత్తికాది కర్మలకి యజ్ఞయాగాదుల్ని విసర్జించడం వల్ల దోషం చెప్పారు కదా. పైగా మూడే రకములైన ఆశ్రమముల గురించి శాస్త్రంలో చెప్పబడింది. త్రయోధర్మస్కంధాః, ధర్మస్కంధములు మూడు. అది యజ్ఞ అధ్యయన దానములతో కూడినటువంటి గృహస్థాశ్రమము, తపస్సుతో కూడిన వానప్రస్థాశ్రమము, గురుకులవాసం చేసి అధ్యయనం చేసేటువంటి బ్రహ్మచర్యాశ్రమము అని త్రయోధర్మస్కంధ అని చెప్తూ ఉంటే ఈ సన్యాసం గురించి ఏం చెప్తున్నారు అనే ప్రస్తావన ఇది నిన్న మనం చెప్పుకున్నది. ఇప్పుడు దానికి సమాధానం శంకరులు చెప్తున్నారు. అయ్యా, మూడు ఆశ్రమముల్లో చేయవలసిన కర్తవ్యం అక్కడ చెప్పారు త్రయోధర్మస్కంధ, కానీ ముగ్గురికి గతి ఏమిటని చెప్పారో చూడండి. వారు పుణ్యలోకాహ భవంతి, ఆ మంత్రం మరొక్కసారి వాళ్ళు చెప్పుకుందాం. త్రయోధర్మస్కంధాహ యజ్ఞ అధ్యయనం దానమితి ప్రథమః. ప్రథమః అంటే గృహస్థాశ్రమంలో యజ్ఞ అధ్యయన దానములు. తప ఏవ ద్వితీయః, వానప్రస్థంలో తపస్సు. బ్రహ్మచర్య ఆచార్య కులవాసి తృతీయః అన్నారు. ఆచార్య కులవాసి అంటే గురు సమూహం దగ్గర వాసం చేస్తూ చేసే బ్రహ్మచర్యము. అత్యంతమాత్మానం ఆచార్యకులే వసాదయన్ సర్వయేతే పుణ్యలోకా భవంతి, ఈ ముగ్గురికి కూడా పుణ్యలోకములు వస్తాయి అని చెప్తూ అక్కడ త్రయోధర్మస్కంధ అన్నారు. ఈ మూడు ధర్మస్కంధములు, ధర్మమనగా కర్మతో కూడినదే. అందుకు ఆ కర్మకు సంబంధించిన విషయం. అందుకే ధర్మము మోక్షము రెండు పురుషార్థాలు. కనుకనే ధర్మస్కంధములు ఆ ముగ్గురికి చెప్పారు. మరి నాలుగోది చెప్పలేదు అనడానికి తర్వాత మాట ఉంది. బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి చాందోగ్యోపనిషత్తుల ఈ మంత్రానికి ఆఖరి మాట. మీరు ఆఖరి మాట విడిచిపెట్టి మొదట చెప్పిన త్రయోధర్మస్కంధములు మూడు మాత్రమే తీసుకుని బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థములే చెప్తూ ఉన్నారు. కానీ ఆ చెప్పిన బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి అనే మాటకు అర్థమేంటి? మిగిలిన ముగ్గురికి పుణ్యలోకాలు వస్తున్నాయి, బ్రహ్మ సంస్థుడైన వాడు మాత్రమే అమృతత్వాన్ని పొందుతున్నాడని దాని అర్థము. బ్రహ్మ సంస్థుడు అంటే బ్రహ్మ విద్యావేత్త మాత్రమే మోక్షాన్ని పొందుతున్నాడు. ధర్మాన్ని ఆశ్రయించుకున్న మిగిలిన మూడు కూడా పుణ్యలోకములు ఇస్తున్నాయి, ఇంతవరకు చెప్పారు ఇక్కడ. కనుకనే పుణ్యలోక సంపాదనకు గాను ఈ మూడు కావాలి, అవే లేకపోతే పాపాల్లోకి పడిపోతారు. అందుకు పుణ్యలోక గతుల కోసం వాటిని ప్రోత్సహించవలసింది అవి ధర్మస్కంధములు. కానీ అమృతత్వం అనబడే మోక్షం కావాలంటే మాత్రం బ్రహ్మ సంస్థుడు మాత్రమే పొందగలడన్నారు. ఇక్కడ బ్రహ్మ సంస్థ శబ్దానికి బ్రహ్మ విద్యావేత్త అని అర్థం చెప్పడమే కాకుండా బ్రహ్మ సంస్థుడు అంటే బ్రహ్మముతో సర్వకర్మములు కూడా పరిసమాప్తి చేసినటువంటి వాడు. సంస్థ శబ్దానికి ఇక్కడ సమాప్తి. సంస్థ అంటే దానియందే ఉండుట అని ఒక అర్థం. దానియందే ఉండడం అంటే మిగిలిన విడిచిపెడితేనే కదా దానియందు ఉంటాడు. మనం అంతవరకు కారులో వచ్చి ఇంట్లో ఉన్నామంటే కారు విడిచిపెట్టి అందులో ఉన్నామని అర్థం. అదేవిధంగా సంస్థ శబ్దానికి చక్కడ అర్థం చెప్పారు శంకర భగవత్పాద వారు. సంస్థ శబ్దానికి సమాప్తి అంటే బ్రహ్మమందు సమాప్తి కలవాడు అని అర్థం. అంటే సర్వకర్మాఖిలం పార్థాజ్ఞాని పరిసమాప్యతే అని చెప్పినట్లుగా అతడు బ్రహ్మమునందు సర్వమును పరిసమాప్తి చేసినటువంటి వాడు అంటే సన్యాసి అని అర్థం. ఆ బ్రహ్మ విద్యకై సర్వకర్మలను సన్యసించిన వాడెవడో వాడు అమృతత్వాన్ని పొందుతున్నాడు అని అక్కడ చెప్పిన దాని అర్థంలో మొత్తం నాలుగు ఆశ్రమములు అక్కడ చెప్పబడినట్టే. మొదటి మూడు త్రయోధర్మస్కందాహ పుణ్యలోకా భవంతి వాళ్ళకి బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి అని వీరికి చెప్పడం జరిగింది. గనకనే అక్కడ సన్యాసాశ్రమం శాస్త్ర సమ్మతమే, అందుకే బాదరాయణులు దాన్ని నిర్దేశించి చూపించారు అని కర్మల్ని సన్యసించిన యత్యాశ్రమం యొక్క గొప్పతనాన్ని ఇంతవరకు మనం చెప్పుకోవడం జరిగినది. అంటే యత్యాశ్రమము కేవల మోక్షం కోసమే యత్యాశ్రమము, ఇది తెలుసుకోవాల్సింది. కేవలం మోక్షం, మిగిలిన వారా కర్మల ద్వారా చిత్తశుద్ధిని తెచ్చుకుంటూ అది అయితే మరి మిగిలిన వారికి బ్రహ్మ విద్యకు అధికారం లేదా, అది వాళ్ళ మనం చర్చ చేయబోతున్నాం. మిగిలిన వారికి బ్రహ్మ విద్యకు అధికారం లేనప్పుడు బ్రహ్మ విద్యాగ్రంథమైన బ్రహ్మసూత్రాలు పట్టుకుని గృహస్థులకి గృహస్థు చెప్పడం ఎందుకు మరి? అంటే మిగిలిన వారికి కూడా ఇది ఉందన్నమాట, అది తర్వాత చర్చ చేస్తాం. అయితే ఈ మధ్యలో పూర్వపక్షులు మాట అన్నారు, అసలు మీ ఉపనిషద్ విద్యలు ఇవన్నీ కూడాను కర్మాంగములైనయా అన్నాడు. అది జ్ఞానాంగములు కావు, పైగా కర్మతో కలిసి జ్ఞానం వెళ్ళవలసిందే తప్ప జ్ఞానంతో వెళ్ళడం అని మేము ఇప్పటికీ మేము ఒప్పుకోం. ఎందుకంటే ఉపనిషత్ కథలు ఎలా ఉన్నాయి, ఫలాను యాజ్ఞవల్క్యుడు మైత్రేయుతో ఇలా మాట్లాడాడు అని కథలు చెప్తున్నారు మీరు. ఈ కథలు ఎలాంటివి అంటే వేద భాగాల్లో, ఎందుకంటే ఉపనిషత్తు కూడా వేదంలోదే కదా, వేదములు ఎందు యజ్ఞములు మొదలైనవి చెప్పేటప్పుడు పారిప్లవము అని ఒకటి ఉంటుంది, ఇది పారిప్లవాధికరణం అని అధికారంలో ప్రవేశిస్తున్నాం. పారిప్లవం, పారిప్లవం అంటే అర్థం ఏంటంటే యాగాలు చేసేటప్పుడు, అశ్వమేధం మొదలైన యాగాలు చేసేటప్పుడు రాత్రి వేళల్లో అప్పుడు ఆ యజమానిని అతని పత్నిని కూర్చోబెట్టి, అంటే రాజో ఎవరో యజమాని స్థానంలో ఉన్నారనుకోండి, ఈ ఋత్విక్కులు మొదలైన వాళ్ళు వాళ్ళని కూర్చోబెట్టి అధ్వర్యుడు, అధ్వర్యుడు అంటే యజ్ఞంలో ప్రధాన భాగం వహించేటువంటి బ్రహ్మవేత్త, అతడు బ్రహ్మవేత్త అంటే వేదవేత్త, ఇక్కడ అక్కడ బ్రహ్మవేత్త శబ్దం అర్థం తీసుకోవద్దు, వేదవేత్త. ఆ వేదవేత్త అయిన అధ్వర్యుడు ఆ యజమాన్ని కూర్చోపెట్టి కొన్ని కథలు చెప్తూ ఉంటాడు, ఆ కథల్ని పారిప్లవము అని అంటారు. అలాగే మీ ఉపనిషత్తులో చెప్పిన కథలు కూడా పారిప్లవములే అన్నాడు ఇక్కడ. అంటే యజ్ఞంలో చెప్పిన కథలు అవి. ఈ మాట ఎందుకన్నాడు అంటే కర్మాంగమని చెప్పడం, మీరు ఉపనిషత్తులో చెప్పిన మాటలన్నీ కర్మాంగములే అంతేగాని జ్ఞానాంగములు కావు, అవి కూడా యజ్ఞాల్లో చెప్పుకున్న పారిప్లవం లాంటిది అంటే అది కాదు అని నిర్దేశిస్తున్నారు ఇక్కడ. పారిప్లవార్థ ఇతి చేన్న విశేషత్వాత్ అని, దీని మాటలో పారిప్లవార్థ ఇతి చేతన్న విశేషితత్వాత్, ఇది పారిప్లవం అనడానికి వీల్లేదు, ఎందుకంటే విశేషముగా చెప్పబడింది ఇక్కడ. విశేషం అంటే అసలు కర్మలతో ప్రసక్తి లేకుండా కేవలం బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి కాండమే ఇది జ్ఞానకాండం, ఉపనిషత్తు అనేదే జ్ఞానకాండం. అక్కడ కేవలం ఈ కథలు కనిపించాయనేటువంటి దృష్టి మీరు చూసుకుని అది కర్మాంగం అని చెప్పడం నిర్దేశింపబడదు. ఎందుకంటే ఇక్కడ కథలు ఎందువల్ల చెప్పారు అంటే బ్రహ్మ విద్యని ఈ కథల ద్వారా చెప్పడం ద్వారా శిష్యులలో ఒక అభిలాష కలిగించుతూ, పైగా ఫలానా బ్రహ్మవేత్త ఈ విధంగా శిష్యుడికి బోధించాడు అంటే చెప్తున్న విషయంపై వినేవారికి ఒక ప్రమాణ బుద్ధి వస్తుంది. ఏ విద్య గురించి అయినా చెప్పేటప్పుడు విద్యను చెప్పి ఊరుకోకుండా ఆ విద్యను గురువుగారు శిష్యుడికి ఇలా చెప్పారండి, ఆ శిష్యుడు ఇలా చేసేడండి అంటే ఆ విద్య చాలా ప్రాక్టికల్ అనే భావం కలుగుతుంది వినేవాళ్ళకి. పైగా అది చేయడం వల్ల వారికి దానిపై ఆసక్తి కలగాలి, ఆసక్తి కలిగించడం కోసం, పైగా సులభంగా బోధించడం కోసం, బ్రహ్మ విద్యని సులభంగా బోధించడం కోసమని, ఆసక్తి కలిగించడం కోసమని ఆ ఘట్టాలు తీసుకుని ఆ ఘట్టాల్లో జరిగిన అంశములు చెప్తూ బ్రహ్మ విద్యని చెప్పారే తప్ప ఒక యజ్ఞంలో రాత్రిపూట కాలక్షేపం చెప్పే కథలా చెప్పలేదు అన్నారు ఇక్కడ. ఈ పారిప్లవం అంటే మనకి ఇంకా అర్థం కావాలంటే సత్యనావ్రతం చేసి కథ చెప్పుకోవడం లాంటిదండి పారిప్లవం అంటే. అక్కడంతా యజ్ఞం చేసాం, సత్యనావ్రతం కర్మాంగమే, అది చేసుకుని తర్వాత కథ చెప్పుకోవడది. మనకి ఇప్పుడు అశ్వమేధ యాగాలు మిగలలేదు, సత్యనావ్రతం మిగిలింది కనుక దాని గురించి చెప్పుకున్నాం ఇక్కడ. కనుక ఈ పారిప్లవం అంటే అది. అలాంటి పారిప్లవం కాదు అంటే వ్రతాలు చేసుకున్న తర్వాత చెప్పే కథలు లాంటివి కావు ఇవి, ఇది కర్మాంగములు కావు. బ్రహ్మ విద్యని స్పష్టంగా తేలిగ్గా ఆసక్తి కలిగించేటట్టు చెప్పడం కోసం చెప్పిన కథలే అని ఖండించారు. దాని తర్వాత ఇప్పుడు ఈ కర్మ మార్గంలో ఉన్నవారికి జ్ఞాన మార్గానికి సమన్వయం ఎలాగా అది మనం తెలుసుకోవడానికి చక్కగా ఇక్కడి నుంచి వస్తున్న మాటలు. ఎందుకంటే ఇది కర్మలో వచ్చేటప్పటికల్లా ద్రవ్యాపేక్ష అనేది ఒకటి ఉంటుంది, ద్రవ్యాపేక్ష. ఉదాహరణకు వ్రతం చేయాలన్నా పూజ చేయాలన్నా మన ఒక్కరం కూర్చుంటే లాభం లేదు, అందుకు ద్రవ్యాలు సమకూర్చుకోవాలి, ప్రక్రియలు తెలుసుకోవాలి. అలాగే యజ్ఞయాగాలు చేయాలన్నప్పటికీ దానికి సంబంధించిన పౌరుడన్ని ద్రవ్యములు సమర్పించుకోవాలి, తెచ్చుకోవాలి అక్కడ. పైగా శాస్త్రంలో ఏం చెప్తున్నదంటే, తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానేన. ఇది చాలా ముఖ్యమైన మంత్రం అండి. తర్వాత చెప్పే వాటన్నిటికీ చాలా సమన్వయించుతూ ఉంటుంది కనుక, పైగా ఈ మంత్రం అనేక మార్లు వస్తూ ఉంటుంది, అన్ని మార్లు వస్తుంది కనుక గుర్తుండిపోయినా ఉండిపోవచ్చు, ఇన్ని మార్లు చెప్తున్నారు అనుకోవచ్చు. అది ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన మాట. ఎందుకంటే వేదానువచనేన అంటే శాస్త్రము చెప్పినటువంటి మాటను అనుసరించి బ్రహ్మజిజ్ఞాసువు వివిధిషంతి. వివిధిషంతి అనే మాట ఎప్పుడైనా ఎక్కడొస్తుందంటే బ్రహ్మమును తెలుసుకునేటువంటి సందర్భంలో వస్తుంది. వివిధిష, ఈ శబ్దం గుర్తుపెట్టుకోవాలి. వివిధిష అంటే తెలుసుకోవాలనే తపన. ఎందుకంటే బ్రహ్మ విద్య అంటేనే జ్ఞాన విషయం, జ్ఞానం అంటేనే తెలుసుకునేది కనుక తెలుసుకోవాలనే తపన. తెలుసుకుంటే విద్వాంసుడు, తెలుసుకోవాలనుకుంటే వివిధిషుడు. ఇది అన్నమాట అర్థం. తెలుసుకోవాలనే తపన, ముందు తెలుసుకోవడానికి ముందు ఉండవలసిన దశ అదే కదండి, తెలుసుకోవాలని తపన. అందుకు ఇక్కడ బ్రాహ్మణ వివిధిషంతి, బ్రహ్మ జిజ్ఞాసు అయినటువంటి వాడు దేనితో తెలుసుకున్నాడంటే యజ్ఞేన దానేన. ఈ మాటలన్నీ ఇక్కడ ఉన్నాయి, యజ్ఞముతో దానముతో ఈ మాటలన్నీ చెప్తున్నారే. కానీ బ్రహ్మమును తెలుసుకోవాలని తపన కలిగిన వాడు యజ్ఞము దానము ఇత్యాదులు చెయ్యాలి అనే మాట అక్కడ కనబడుతోంది కదా, మరి అక్కర్లేదని చెప్తున్నారు. ఇది కదా చాలా, అది మళ్ళీ వేదవాక్యమే, ఉపనిషద్వాక్యమే. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది దీని గురించి మనం చర్చ చేయాలి. అయితే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, అతయేవ అగ్నింధనాద్యనపేక్ష అని సూత్రం చెప్పాడు ఇక్కడ. దీనికి అగ్ని ఇంధనములు మొదలైవ అక్కరలేదయ్యా అన్నాడు. బ్రహ్మ విద్య తెలుసుకోవడానికి అగ్నిహోత్రం రగల్చుకోవడం, సమిధలు తెచ్చుకోవడం ఏవి అక్కర్లేదు. ఎందుకంటే అదంత అంతర్గతమైన సాధనే, అదంతా కూడా బాహ్య పరికరములు అవసరము లేనిది బ్రహ్మ విద్య. ఇది తెలుసుకోవాల్సింది. ఏ ద్రవ్యాపేక్ష లేదు బ్రహ్మ విద్యకి, విచారణకి ఏ ద్రవ్యాపేక్ష లేదు. ఇదేదో బాగుంది, ఏది ద్రవ్యాపేక్ష లేదన్నమాట. సులభంగా వచ్చి కూర్చుంటే అయిపోతుంది, సులభంగా వచ్చి కూర్చుంటే కాదు అసలు. అది మహాక్లిష్టం అనుకోండి. ఇంకా ద్రవ్యాలు నయం, డబ్బుంటే తెచ్చిపెట్టుకోవచ్చు పక్కన. ఎంత డబ్బున్నా కూడా మనసును కూర్చోబెట్టి అర్థం చేసుకోవడం మహాకష్టం. సరే, మొత్తానికి ద్రవ్యాపేక్ష లేదు. అంత అగ్ని ఇంధనాదుల అనపేక్షత్వం, వాటి అవసరం లేదు. మరి కర్మాపేక్ష అవసరమా? కర్మ యొక్క ఆపేక్ష అనే శబ్దానికి అర్థం చెప్పాం, అది కావాలి అన్నప్పుడు ఆపేక్ష. దీనికి ద్రవ్యేంధనములు అక్కర్లేదు, కానీ కర్మాపేక్ష ఉందా లేదా? ఇక్కడ గొప్ప సూత్రం చెప్తున్నాడు, అన్ని కర్మల అపేక్ష కావాలి అన్నాడు. ఇక్కడ మళ్ళీ కర్మలు అక్కర్లేదు జ్ఞానానికని అక్కడ చెప్పి ఇక్కడ కర్మలు కావాలంటున్నాడండి. ఏమిటి దీని పేరు? సర్వాపేక్షాధికరణం. ఇది కొంచెం అందుకే బ్రహ్మ విద్య అంత తేలిగ్ కాదు. మీకు అర్థం కాలేదు అనిపించిన ఎవరికైనా, చాలామంది అర్థం చేసుకున్న మహాత్ములు వచ్చారు, ఇప్పటికీ ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరైనది అర్థం కాలేదు అంటే ఆ దోషం నాది కాదు, ఈ శాస్త్రం అలాంటిది. దీనిని తేలిగ్గా వింటే అర్థం కాదు, కాలక్షేప దృష్టితో వింటే అర్థం కాదు. అందుకే నేను ఏమన్న పిట్టకథలు లేవన్నాను, కానీ ఇప్పుడు మహాత్ములను మీరు చెప్పేదే పిట్టకథలండి అన్నారు. ద్వా సుపర్ణా సైజా సుఖాయ సఖాయ అని చెప్పినట్టు చెట్టు మీద ఉన్న రెండు పిట్టల గురించే చెప్తున్నారు మీరు, జీవాత్మ పరమాత్మల గురించి చెప్పారని మహాత్ములు. అలా అర్థం చేసుకున్న యోగ్యులు ఉన్నారు కనుకే ఇక్కడ తల్లి పలికిస్తుంది. ఇవేమీ కాదు, ఇక్కడ యోగ్యుల కోసమే. కాలక్షేప దృష్టి ఉన్న వాళ్ళు బ్రహ్మ విద్యకు అనర్హులు, ఒకటే మాట. కాలక్షేప దృష్టి ఉన్న వాళ్ళు బ్రహ్మ విద్యకు అనర్హులు, కనుక అర్థం కాలేదన్న వాళ్ళు అనర్హులు అని అర్థం. కావాలనుకున్నవాడు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు, వాడు తపన ఉంటుంది. అందుకే తపన, అదే జిజ్ఞాస. అథాతో బ్రహ్మ జిజ్ఞాస దగ్గర గొడవ పెట్టుకున్నాం మనమంతా. మళ్ళీ ఇప్పుడు వెనక్కి తిరిగి తోడనక్కర్లేదు, ప్రథమ సూత్రంకి వెళ్ళనక్కర్లేదు. ఇప్పటికే చాలా సూత్రాలు దాటి వచ్చేసాం, మరి ఎందుకు వెనక్కి వెళ్ళడం? కనుకనే జిజ్ఞాసువులకు మాత్రమే ఇది. జిజ్ఞాస అంటే కుతూహల పరులు అని అర్థం కాదు, కొద్దిగా క్యూరియాసిటీ వేరు, జిజ్ఞాస వేరండి. అదేదో జరుగుతుంది విందావా, అలాంటి వాళ్ళకి కాదు ఇది జిజ్ఞాస. దానికి ఎన్ని అధికారాలు ఉండాలో అన్ని ఉంటేనే కానీ వెళ్ళదు. ఈ సర్వాపేక్షాధికరణం, అందుకే చిన్న తేడాలు. అక్కడేమో కర్మ అక్కర్లేదు అంటున్నాడు, ఇక్కడ సర్వాపేక్షాధికరణ ఎలా చెప్తున్నాడు. ఇక్కడి నుంచి మనకు సంబంధించిన అంశాలు చాలా వస్తాయి ఇక్కడ. ఎందుకంటే అపేక్ష ఉన్నది అన్నాడు, కర్మల అపేక్ష ఉందిట. సర్వాపేక్ష చ యజ్ఞాది శృతే అశ్వవత్ అన్నాడు ఇక్కడ. ఇది చెప్పడం ఏంటంటే, కర్మాధికారులైనటువంటి వారికి బ్రహ్మము గురించి తెలుసుకోవాలనేటువంటి తపన కలిగితే, కర్మాధికారులకు అందరికీ కలగదండి. మేము శాస్త్రం చెప్పిన సత్కర్మలు చేస్తున్నాం. ఆ రోజుల్లో అయితే యజ్ఞయాగాలు అనుకునేవారు, ఈరోజుల్లో పూజలు పునస్కారాలు తీర్థయాత్రలు క్షేత్రాలు నిత్యకర్మలు ఇవన్నీ చేస్తున్నాం, ఇవన్నీ మంచికి పనికొస్తాయి అనుకునే వాళ్ళకి తప్పకుండా మంచికి పనికొస్తాయి. ఎందుకు? పుణ్యలోకా భవంతి, పుణ్యలోకాలు వస్తాయి, వాటికి ఏం సందేహం లేదు. కానీ ఈ కర్మలు గృహస్థ ధర్మం గనక నేను గృహస్థుగా చేస్తున్నాను, బ్రహ్మచారి ధర్మం గనక బ్రహ్మచారిగా చేస్తున్నాను, ఈ కర్మలు నేను విడిచిపెట్టలేను. ఒకవేళ విడిచిపెడితే సన్యాసాశ్రమంలోనే విడిచిపెట్టాలి. కానీ ఇక్కడ గృహస్థ ధర్మంలో ఉంటూ కర్మలు విడిచిపెట్టకుండా చేసేవారికి ఆ కర్మలు జ్ఞానానికి సహకరిస్తాయా లేదా, ఇది మనకు కావాల్సిన ప్రశ్న. అంతే కదా, మరి కర్మల వల్ల పుణ్యలోకాలే తప్ప మోక్షం రాదు అని చెప్పినప్పుడు, మరి ఆ కర్మలు చెయ్యక తప్పనప్పుడు, వీడి వల్ల మోక్షం రానప్పుడు మరి మేమేం చేయాలి అనే ప్రశ్న ఉంటే, జ్ఞానం కావాలనే తపన ఉంటే అక్కడ పనికొచ్చే విషయాలు ఇవన్నీ. అందుకే ఇది చాలా ముఖ్యమైన అధికరణములు ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఎందుకంటే వేదం కూడా చక్కగా చెప్తుంది, సర్వే వేదాయత్ పదమామనంతి తపాంసి సర్వాణి చయద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. కఠోపనిషత్తులో మంత్రం ఇది. ఎందుకంటే బ్రహ్మ విద్యలో ఏ ప్రమాణం చూపించాలన్నా ఉపనిషత్తుల నుంచి తీసుకుని చూపించాలి. ఉపనిషత్తు ఒప్పుకుంటేనే మేము ఒప్పుకుంటాం, లేకపోతే ఒప్పుకోం. ఎందుకంటే బ్రహ్మ విద్యా గ్రంథం కదా ఉపనిషత్తు. అందుకని అశ్వమేధ యాగంలో మంత్రం ఇక్కడికి తీసుకొచ్చి అది చెప్పిందంటే మేము ఒప్పుకోం. అది కర్మకాండకు సంబంధించిన విషయం అది. ప్రస్తుతం మనం సెకండ్ పార్ట్ జ్ఞానకాండమే చెప్పుకోవాలి కనుక ఉత్తరమీమాంస. ఉత్తరమీమాంస అయిన ఉపనిషత్తులో మంత్రమే ఇది. ఏం చెప్తున్నాడు, సర్వే వేదాహ యత్ పదం ఆమనంతి, సర్వవేదములు ఏ పరమపదం గురించి చెప్తూ ఉన్నాయో తపాంసి సర్వాణిచ యద్వదంతి, అన్ని తపస్సులు కూడా ఏ బ్రహ్మము గురించి చెప్తున్నాయో, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, దేనిని కోరుకుని బ్రహ్మచర్యాది నియమాలు పాటిస్తున్నారో. అంటే బ్రహ్మచర్యాది నియమాలు అంటే మళ్ళీ తత్తత్ ఆశ్రమం సంబంధమైనటువంటి నియమ సరళి. ఇవి దేన్ని కోరి చేస్తున్నట్ట, వేదములన్నీ దేన్ని చెప్తున్నాయో, తపస్సులన్నీ దేన్ని ఉద్దేశించేస్తున్నాయో అంటే పరబ్రహ్మమే కదా. పరబ్రహ్మాన్ని ఉద్దేశించి బ్రహ్మచర్యాదులు పాటించేవారు అనే మాట చెప్పినప్పుడు బ్రహ్మచర్యాది నియమములు వేదము చెప్పిన ధర్మములు పాటించాలని అక్కడే కనబడుతుంది కదా. అలాంటి పరమపదాన్ని తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి, ఆ పరమపదమని నేను నీకు సంగ్రహంగా చెప్తున్నాను అని ఈ మంత్రం యొక్క భావం. కనుక అక్కడ బ్రహ్మచర్యాదుల అపేక్ష ఉంది కదా. అందుకే ఇక్కడ సూత్రం ఏంటి అంటే, సర్వాపేక్షాచ యజ్ఞాది శృతేహి అశ్వవత్ అన్నారు. ఇక్కడ యజ్ఞాది కర్మలు అపేక్ష కూడా జ్ఞానానికి ఉన్నది అన్నారు. ఇక్కడ యజ్ఞాది కర్మలు జ్ఞానానికి పనికొస్తాయి. అంటే కర్మలు సాక్షాత్తుగా మోక్షాన్ని ఇవ్వలేవు, కానీ యజ్ఞాది కర్మల వల్ల జ్ఞానోత్పత్తికి అవి సహకరిస్తాయి. అది ఇక్కడ అర్థం. కర్మలతో మోక్షం రాదు, కానీ కర్మలు సహకరిస్తాయట. అందుకు సహకరించేవి దగ్గర పెట్టుకోవడం మంచిదే కదా. అయితే ఇక్కడ అశ్వవత్ గొప్ప మాట చెప్పారండి. ఈ సూత్రంలో అశ్వవత్ అనే మాట బాదరాయణుడు అద్భుతంగా ప్రయోగించాడు. అశ్వవత్ అని గుర్రాల్లాగా అన్నాడు. యజ్ఞాది కర్మలు అపేక్ష కూడా ఉన్నది. సర్వా అపేక్ష, అవన్నిటి యొక్క అపేక్ష అంటే వాటి యొక్క అవసరం ఉన్నది అన్నాడు. కర్మల యొక్క అవసరం ఎందువల్ల, ఎలాగా అంటే గుర్రాల్లాగా అన్నాడు. ఎందుకంటే కర్మలు మోక్షాన్ని ఇవ్వవు అన్నప్పుడు వాటి అపేక్ష ఎందుకండి మాకు అంటే గుర్రం వలే అన్నాడు. మోక్షాన్ని ఇవ్వవు సరే, ఎలాగంటే గుర్రాల్లాగా అన్నాడు. దీని అర్థం ఏంటంటే గుర్రాలు పంట పండించడానికి పనికిరావు, పొలం దున్నడానికి పనికిరావు. పొలం దున్నడానికి గుర్రం పనికిరాకపోయినా రథం లాగడానికి పనికొస్తుంది కదా. అదేవిధంగా కర్మలు మోక్షాన్ని ఇవ్వడానికి పనికిరాకపోయినా జ్ఞానోత్పత్తి కలిగించడంలో సహకరిస్తాయి అన్నాడు. ఇది అన్నమాట చక్కటి మాట. జ్ఞానము కలిగించడానికి సహకరిస్తాయి తప్ప మోక్షాన్ని నేరుగా ఇవ్వలేవు. కనుక మోక్షం కావాలంటే మళ్ళీ జ్ఞానమే. తన యొక్క సిద్ధాంతం నుంచి జారిపోకుండానే సమన్వయించి ఎలా చూపిస్తున్నాడో బాదరాయనుడు చూడండి. అదే పద్ధతిలో శంకరుల వారు ఎంత చక్కగా వివరించి అర్థమైంది కదా. అశ్వవత్ అనేది బాదరాయనుడు ఇచ్చినటువంటి ఉపమానం, దాన్ని చాలా చక్కగా నిర్ధారించి మనం చెప్పుకున్నాం. కానీ గుర్రము పంటలు పండించడానికి పనికిరకపోయినా రథాలు లాగడానికి, వాటికి బండీలు లాగడానికి ఎలా సహకరిస్తుందో, కర్మలు మనకి మోక్షానికి పనికిరాకపోయినా మోక్షానికి కావలసిన జ్ఞానం కలగడానికి అవసరమైనటువంటి సహకారాన్ని ఇస్తాయి. ఇది దీని యొక్క అర్థం. అందుకు వాటి యొక్క అపేక్ష అవసరమే. ఇప్పుడు మనం తెలుసుకోవాలి మోక్షానికి పనికొచ్చేలాంటి కర్మలేమిటి, వీటి గురించి వివరం. అందుకే ఇక్కడ తర్వాత సూత్రంలో మనం ప్రవేశిస్తున్నాం. శమదమాద్యుపేతః స్యాత్ తథాపి తు తద్విధేహి తదంగతయా తేషాం అవశ్య అనుష్ఠేయత్వాత్. ఇది దీని యొక్క సూత్రం. అవశ్య అనుష్ఠేయత్వాత్ అంటే తప్పనిసరిగా అనుష్ఠించాలి అన్నాడు. ఇంకా అదొకటి చూసారా, ఇవన్నీ అనుసరించిన తర్వాత ఎప్పుడో వైరాగ్యం కలిగి జ్ఞానం కలిగితే సన్యసిస్తాడు వాడు అప్పటికైనా. అందుకే పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదం ఆయాత అనే మంత్రముల్లో మనకు కనిపిస్తుంది. కర్మచితమైనటువంటి లోకాన్ని చూసి అప్పుడు నిర్వేదం కలిగితే వైరాగ్యం కలిగితే అది విషయం. కానీ ఆ విధమైన జ్ఞానోత్పత్తి కలగడానికి వరకు కూడా కర్మలు ఉండాల్సిందే, దానికి సహకరించే కర్మలు అవసరం. అందుకు శాస్త్రం ప్రకారంగా అవశ్య అనుష్ఠేయత్వ తప్పకుండా చేయాలి. ఎలా చేయాలి? ఆ విధులను, అంటే కర్మలు చెప్పే విధులు, విధులు అంటే ఇవి చెయ్యాలని చెప్పే మాటలు, శాస్త్రము నిర్దేశించేటువంటి కర్మ విధులు ఏవైతే ఉన్నాయో అవి తదంగతయా, ఆ జ్ఞానమునకు అంగములుగా ఇవి చేయాలి. కనుక కర్మకి జ్ఞానం అంగం కాలేదు, కానీ జ్ఞానం పొందే వరకు కర్మ అంగమై సహకరిస్తుంది. ఇది చాలా చక్కటి మాట చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకు తదంగతయా, తదంగతయా అంటే ఇక్కడ ఆ సాధనగాను అంగముగా ఇవి పనికొస్తున్నాయి. ఏమిటి? శమదమాద్యుపేత, శమదమాదులు అన్నారు. కనుకనే అన్నీ విడిచిపెట్టేసి ఏకంగా ఉపనిషత్తులు చదివేస్తే మోక్షం వచ్చేస్తుంది, దాని గురించి కబుర్లు ఆడుకుంటే మోక్షం వస్తుందంటే చీవాట్లు వేస్తున్నాడు ఇక్కడి మహానుభావుడు. ఎవరు? బాదరాయణుడు. అంత తేరగా బద్ధకంగా కూర్చుంటే వచ్చేస్తుంది అనుకుంటున్నారా? అలాగని మన కర్మలు లంపటాలు పెంచుకుంటూ పోతే వస్తుందా? దేనికైనా దాని లిమిటేషన్స్ దానికి తెలుసుకోండి. ఇక్కడ ఆ పరిమితులు తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ చాలా అద్భుతమైన మాట ఏమిటి అంటే శమదమాద్యుపేత. దీని అర్థం ఏంటంటే విద్య అనేది దానికి స్వతసిద్ధమైనటువంటిది, అయినా విద్య అంటే బ్రహ్మ విద్య అయినప్పటికీ బ్రహ్మ విద్యను కోరేవాడు శమదమాదులతో కూడి ఉండాలి. ఇది దీని సూత్రంలో అర్థం. శమము దమము అంటే మళ్ళీ నేను అధికారి గురించి మొదటి సూత్రంలో చెప్పిన అంశాలని చెప్పక్కర్లేదు కదా, మీకు అందరూ బాగా తెలిసిపోయేట్టుంది. శమదమాదులు, ఆదులు అంటే శమందమం రెండో కాదు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అది శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానం గుర్తున్నాయి కదా, ఇవి చాలా బేసిక్స్. మనం సాధనలోకి ప్రవేశించిపోయాం గుర్తుపెట్టుకోండి, సాధనాధ్యాయంలో ఉన్నాం మనం ఇక్కడ. అందుకు ముందు వివేచన చేసుకున్నాం. వివేకం, వివేకం అంటే వేరు చేసి చూడగలుగుట, అనాత్మని ఆత్మని వేరు చేసి చూడగలగడం అనేది జరిగిపోయింది ఇంతవరకు. జీవుడు అంటే ఏమిటి, తత్ అంటే ఏమిటి, తొమ్మని ఏమిటి, వివేచన మొట్టమొదటి చేసుకున్నాం. ఒక గోడ కట్టినట్టు మనం సబ్జెక్ట్ని చెప్పుకుంటూ వస్తున్నాం. శ్రద్ధగా వినేవాళ్ళు మాత్రమే ఈ పాయింట్ పట్టుకోగలరు, అవునా లేదా? అందుకు ముందు అలా వివేచన చేసుకుంటూ వచ్చి ఇప్పుడు సాధనలో పడిపోయాం మనం. ఆ సాధనలో మనకు ఒక మార్గ నిర్దేశం అద్భుతంగా చేస్తున్నాడు ఇక్కడ సూత్రకారులు భాష్యకారులు కలిసి. కనుకనే శమదమాదులు అంటే శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానం, ఈ అంగములు అవశ్య అనుష్ఠేయత్వ చెయ్యాలి అన్నారు ఇక్కడ. అంటే శమదమాదులు సాధనలు మాత్రము కర్మలు వంటివి కావు. అంతరిందే నిగ్రహము, బహిరిందే నిగ్రహము, అంతర్ముఖత్వము అంటే మనస్సుని బాహ్య విషయముల నుంచి మరల్చుట, అదేవిధంగా సహనము, శ్రద్ధ, శాస్త్రవాక్యముల యందు విశ్వాసము, అలాగే శాంతమైన మనస్సు, ఇలాంటివన్నీ మనం చెప్పుకున్నాం. ఇవి నిజానికి లోపలి సాధనలు. ఇవి సరిపోతాయా? ఇంద్రియ నిగ్రహము ఇవంటివి ఉంటే సరిపోతుందా అంటే, మనం కర్మజనితమైన శరీరం కూడా ఉంది, దాన్ని దానికి సంబంధించిన అంశములు కూడా శుద్ధి చేసుకోవాల్సిందే కదా. అందుకు ఇక్కడ ఏంటంటే జ్ఞానమునకు సహకరించేటువంటివి రెండు అంగములు, బహిరంగ సాధనలు అంతరంగ సాధనలు అని రెండు చెప్పబడుతున్నాయన్నాడు ఇక్కడ. బహిరంగ సాధనలు అంటే యజ్ఞయాగాది కర్మలు, శాస్త్రము విధించినటువంటి కర్మలు. యజ్ఞయాగ ఆది అన్నాం, అలాగని ఇవాళ రేపు ఇవాళ చెప్పాం కనుక రేపు హోమం చేయడాని కోసం ఏర్పాట్లు చేసుకోమని చెప్పట్లేదు. యజ్ఞయాగాది నిత్యకర్మలు ఏవైతే ఉన్నాయో చేసి తీరాలి అని చెప్పినవి అవి చెయ్యాలి. యాగాది అన్నాం కనుక మనకు శాస్త్రం విధించే నిత్యకర్మలు తెలిసినవే. ఇది కర్మకాండం కనుక కాదు కనుక నేను చెప్పట్లేదు, కానీ అందరికి తెలిసినవే కదా. ఆ కర్మలు విడిచిపెట్టరాదు, అవి బహిరంగ సాధనలు అవుతాయి. శమదమాదులు అంతరంగ సాధనలు అవుతాయి. కనుకనే వేదాంత విద్య కావాలి అంటే సాధనలు చెయ్యాలి, లేకుండా కబుర్లు చెప్పినా విన్నా అది సబ్జెక్ట్ కాదు. ఎంత విని ఎంత బాగా చెప్పారండి అంటే నేను సంతోషించడానికి విషయం కాదు ఇది. ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామా? చాలా బాగుందని మెచ్చుకుంటే సంతోషించే కళాకారుడా జ్ఞానం చెప్పేవాడు? ఆర్టిస్టా అండి? వాడు చెప్తే బాగుంది, వీడు చెప్తే బాగుందని చెప్పడానికి వీళ్ళెవరు, వాళ్ళెవరు? కనుక ఎప్పుడు అధ్యాత్మ విద్య విషయంలో కళాకారులను చూసినట్టు చూడవద్దని ముందు విన్నపం మీకు. ఇక్కడ ఆ దృష్టి కూడదు, సాధన దృష్టి కావాలి. కనుక ఎన్ని ఉపనిషత్తులు వినండి, ఏమైనా మనం ఎక్కడున్నామన్నది ఆలోచించుకుంటే శమదమాది సాధనలు ఇందాక చెప్పాం ఆరు పేరుకు, కానీ ఎక్కడున్నాం మనం? శమము దమము తితీక్ష ఇవన్నీ అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహాలని శమము దమము అని అంటారు. తర్వాత విషయముల నుంచి మనస్సు మరల్చడాన్ని ఉపరిత అంటారు. ఇవన్నీ మనం వివరించుకున్నాం కదా, అవన్నీ అంతరంగ సాధనలు. ఇది నువ్వు మనస్సులో చేయాల్సిన సాధనలు. ఇక పాపాన్ని పోగొట్టేటటువంటి సత్కర్మలు ఏవైతే శాస్త్రం చెప్తున్నదో అవి బహిరంగ సాధనలు. ఒక దేవతార్చన, ఒక తీర్థసేవనం, ఒక క్షేత్రదర్శనం, కృష్ణ పరమాత్మ గీతలో ఇవన్నీ చెప్పాడు. దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం, శరీర తప ఉచ్యతే, అక్కడున్నవే ఇక్కడున్నాయి, ఇక్కడున్నది అక్కడున్నది అంతే. భగవద్గీతే బ్రహ్మసూత్రం. అక్కడొకటి భగవద్గీత అర్థమవుతుంది, కానీ బ్రహ్మసూత్రం అర్థం కాలేదంటే రెండు అర్థం కాలేదని అర్థం. రెండు ఒకటే సబ్జెక్ట్ అక్కడ, అదే అంశం ఇక్కడ. అక్కడేం చెప్తున్నాడు, ఇక్కడే అదే చెప్తున్నాడు. అందుకు ఈ రెండు బహిరంగ సాధనలు అంతరంగ సాధనలు అవసరము. అది ఇక్కడ వివరిస్తున్నది. అందున నిర్గుణ బ్రహ్మ విద్య సాధించాలని తపనబడేవాడైనా సరే ఆశ్రమాదుల్లో ఉన్నప్పుడు దానికి తగ్గ దానిలో విధ్యుక్తమైన సత్కర్మని పాటిస్తూ శమదమాదులు సాధనలు చేయాలి. ఇక సగుణ బ్రహ్మోపాసన చేసిన వాడు ఎలాగూ చెయ్యాలి. సగుణ బ్రహ్మోపాసనలు ఇవి తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే సంభవతిచ సోపాధికాయాం బ్రహ్మ విద్యాయాం కర్మ సాహిత్య దర్శనం అంటారు శంకరుల వారు. ఇక్కడ భాష్యం రాస్తూ శంకరుల మాట ఇది, సంభవతిచ సోపాధికాయాం బ్రహ్మ విద్యాయాం. సోపాధిక బ్రహ్మ విద్య, నిరుపాధిక బ్రహ్మ విద్య అని రెండు పేర్లండి. కొత్త పేర్లు వచ్చాయి, కొత్త పేర్లు కాదు, నిన్నటి వరకు వినదానికే మరో పేర్లు. నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ అని అన్నాం కదా, అదే సగుణ బ్రహ్మ. అంటే సోపాధిక బ్రహ్మ విద్య, సగుణ బ్రహ్మ ఉపాసన కూడా బ్రహ్మ విద్యే కానీ సోపాధికం. నిర్విశేష బ్రహ్మము, ఏ ఉపాధులు అవసరం లేనటువంటిది, అది నిరుపాధిక బ్రహ్మము. అది నిరుపాధికం, ఇది సోపాధికం. అది అయితే మనం ముందే చెప్పినట్టు సోపాధిక బ్రహ్మ విద్య క్రమముక్తి, ఇది సజ్జోముక్తి. అది అది స్పష్టమైపోయింది కదా, అది గుర్తుపెట్టుకోండి. అంటే సోపాధిక బ్రహ్మ విద్యోపాసకుడికి మాత్రం ఇవి ఎలాగూ కావాలి. నిరుపాధిక బ్రహ్మ విద్యను ఉద్దేశించినటువంటి వాడు మాత్రం ఈ ఆశ్రమాల్లో ఉన్నప్పుడు చేయాలి. వాడికి కూడాను శమదమాది సాధనలు అవసరమే. నిజానికి శమదమాది సాధనలు సన్యాసాశ్రమంలోనే చెప్పారు. గృహస్థు కూడా బ్రహ్మ విద్య కావాలంటే వాడికి అవసరమే. అంటే సన్యాసాశ్రమం నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు, ఇక్కడ కావాలి కనుక. అలాగని ఇక్కడ గృహస్థాశ్రమంలో కర్మలు తీసుకుని సన్యాసాశ్రమంలో పెట్టలేదండి. ఉపసంహారం నిన్న చెప్పాను కదా, ఏది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనేది, ఇప్పుడు ఉపసంహారం. అక్కడి నుంచి ఇక్కడికి ఉపసంహారం, కానీ ఇక్కడ నుంచి అక్కడికి ఉపసంహారం లేదు. కనుక సన్యాసి కూడా నేను సత్యనవర్తనం చేస్తానని కూర్చుంటే లాభం లేదు వాడికి, అది గృహస్థుకే. అది కనుకనే ఇక్కడిది ఈ మాటకి ప్రమాణంగా మనకి బ్రహ్మ విద్యకు సంబంధించిన స్మృతి శాస్త్రాల్లో చెప్తున్నారు శంకరులు. కషాయ పంక్తి కర్మాణి జ్ఞానంతో పరమాగతి, కషాయే కర్మభిపక్వేహి తజ్ఞానం ప్రవర్తతే. ఇది ఇక్కడ తతో జ్ఞానం ప్రవర్తతే, ఇది విషయం చూపిస్తున్నాడు. అంటే కషాయ పంక్తి, గొప్ప మాట వేశాడు, కషాయ పంక్తి కర్మాణి జ్ఞానంతో పరమాగతి. రెండు విషయాలు ఉన్నాయట, ఒకటి కషాయ పంక్తి, ఒక ఇకువైపు ఉన్నది జ్ఞానం వల్ల మోక్షం వస్తుందనే మాట ఒకవైపు ఉన్నది. చూడండి కషాయ పంక్తి, మనం ఉన్నది నేల మీద ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించడం అవుతుందా? అది దీన్ని ఉట్టికెక్కర ఎగరలేనమ్మ, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరిందిట అని సామెతలు మన వాళ్ళు చెప్తూ ఉంటారు. మన పరిస్థితి ఏమిటి, కషాయ పంక్తి. కషాయం అంటే పాపకర్మల వల్ల కలిగేటువంటి, పాపకర్మలు చేయడం వల్ల కలిగే పాపఫలాలు, అలాంటివి పట్టు కూర్చున్నాం అది కషాయ పంక్తి. ఇక్కడ ఉన్నది కషాయ పంక్తి అయిన కర్మలుంటే జ్ఞానంతో పరమాగతి, పరమాగతమైన జ్ఞానం ఉంటే మనం ఎలా తరించుతాం అంటే, అందు కషాయే కర్మభిపక్వై, ముందు ఆ పాపకర్మల శోధన చేయడం కోసం సత్కర్మలు ఆచరిస్తూ శమదమాది సాధనలు చేసుకుంటే తతో జ్ఞానం ప్రవర్తతే, ఆ తర్వాత జ్ఞానం వైపు వెళతామని శాస్త్రం చెప్తున్నది. కనుక చిత్తశోధనం కోసమే చిత్తస్య శుద్ధయే కర్మ ఇక్కడ ప్రవేశించిందనమాట. చిత్తశుద్ధి చాలా ప్రధానం కదా, కనుకని సత్కర్మలు చిత్తశుద్ధికై ఆచరించాలి. ఈ విషయం ఇక్కడ స్పష్టం చేశారు, మిగిలినటువంటి విషయములు తర్వాత వస్తాయి. ఇక్కడ శంకరులు ప్రత్యేకించి భాష్యం రాస్తూ అంటున్నారు, స్మృతిష్వపి భగవద్గీతాద్యాసు అనభిసంధాయ ఫలమనుష్ఠితాని యజ్ఞాదీని ముముక్షోహో జ్ఞాన సాధనాన్ని భవంతీతి ప్రపంచిత ప్రపంచితం అన్నాడు ఇక్కడ. ఈ మాటల అర్థం ఏంటంటే, శృతుల్లో ప్రమాణం మీకు చూపించాము, ఇప్పుడు స్మృతుల్లో, స్మృతులు అంటే భగవద్గీతాదులు, భగవద్గీతాదుల్లో కూడా ఈ మాటే చెప్పారు అన్నారు ఇక్కడ. అంటే జ్ఞానానికి కర్మలు సహకరిస్తాయని. ఏ కర్మలు, మళ్ళీ ఇది కూడా తెలుసుకోవాలి. అనభిసంధాయ ఫలం అనుష్ఠితాని యజ్ఞాదీని ముముక్షోహ జ్ఞాన సాధనాన్ని భవంతి ఇది ప్రపంచిత. ఇది అనభిసంధాయ ఫలం అంటే ఫలాభిసంధి లేని, ఇది ఇక్కడ ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. కర్మలు జ్ఞానానికి సహకరిస్తాయి అంటే జ్ఞానం కావాలని కర్మలు చేసేవాళ్ళు ఏ స్థితిలో ఉండాలి, అది కూడా ఉన్నది. వాళ్ళకి అనభిసంధాయ ఫలం, ఫలాకాంక్ష లేనటువంటి కర్మానుష్ఠానము అన్నాడు ఇక్కడ. ఫలాకాంక్ష లేకుండా నీకు విధింపబడింది అని చెప్పినటువంటి సత్కర్మలను అనిష్ఠించడం చేత అది ముముక్షువుకి. ముముక్షు అనే మాటకు అర్థం ఏంటి, ఇన్ని విన్నవాళ్ళకి నేను మళ్ళీ చెప్పక్కర్లే. ముముక్షు అంటే మోక్షం కావాలనే తపన ఉన్నవాడికి. అంతేగాని వాళ్ళ 6:30కి ఇక్కడ కూర్చుని మోక్షం కావాలనిపించి మళ్ళీ 8:30 తర్వాత ఉందా లేదని వాళ్ళకి తెలియాలి. నిజం ముముక్షుత్వం అంటే చిన్న మాట కాదండి, మన జీవితాన్ని మనం స్కాన్ చేసుకోవాలి. నిజంగా మోక్షం కోసం నేను ఎంత సమయం వినియోగిస్తున్నాను, మోక్ష సాధనల కోసం నేను ఎంత ఆలోచనను వినియోగిస్తున్నాను, ఇది ఒక్కసారి ప్రశ్నించుకోండి. రోజు ఈ మాట హెచ్చరిక చేయడం జరుగుతూనే ఉన్నది. వాడి విషయంలో వాడు ముముక్షని శబ్దానికి కూడా యోగ్యత ఉందో లేదో ఆలోచించుకోవాలి మన ఇక్కడ. ముక్తుడు అనే శబ్దం తర్వాత, ముముక్షు అనే శబ్దం ముందు చూద్దాం. ముక్తుడంటే ముక్తి చెందినవాడు, ముముక్షు అంటే మోక్షం కావాలనుకునేవాడు. కావాలనుకుంటే అయిపోతుందా? యోగ్యత ఉండద్దండి. ఆ యోగ్యత దేనివల్ల వస్తుంది? అది కావాలని తపన ముందు ఉండాలి. ఫస్ట్ ఉండాల్సింది ముముక్షత్వం. ముముక్షత్వం ఉంటే అప్పుడు ముముక్షత్వం కావాలన్నా అందరికీ రాదని శంకరులే చెప్పారు. మనుష్యత్వం ముముక్షత్వం రెండూ దుర్లభమే. మనుష్యత్వం పొందడం ఒక దుర్లభం, మనుష్యత్వం దొరకడం మహాకష్టంట. అదేదో వచ్చేసింది అదృష్టవశాత్తు. ఇక అది రాలేదని చెప్పలేం కదా. వింటున్న వాడికి, చెప్తున్న వాళ్ళకి కూడా ఉంది అది. ఏది? మనుష్యత్వం. ఆ రెండవదే క్వశ్చన్, ఏది? ముముక్షత్వం. ఆ తర్వాత మహాపురుష సంశ్రయ, మహాత్ములతో సాంగత్యం. ఆ మూడు వచ్చేసిందా, ఇంకెనికేం పర్వాలేదు అన్నాడు. మహాపురుష సంశ్రయ తర్వాత మరో మాట్లేదు. మహాపురుషుల సాంగత్యం వ్యర్థము కాదు. ఈ మాట నారదుల వారు కూడా చెప్పారు, దుర్లభో అగమ్యం అమోఘశ్చ అంటాడు మహానుభావుడు అక్కడ. మొత్తానికి ముముక్షత్వం. ఆ ముముక్షమైనటువంటి వాడికి అనభిసందాయ ఫలమనుష్ఠితాన యజ్ఞాదీని జ్ఞాన సాధనాన్ని భవంతి. ఫలాభిసంధి లేకుండా చేసిన యజ్ఞాది కర్మలు జ్ఞాన సాధనలే అవుతాయి. అందుకే తస్మాత్ యజ్ఞాదీని శమాదీని. అది యజ్ఞాదీని అంటే బహిరంగమైన కర్మలు, శమాదీని అంటే అంతరంగమైన సాధనలు. ఇవి యథా ఆశ్రమం సర్వాణ్యేవ ఆశ్రమ కర్మాణి విద్యోత్పత్తావపేక్షితవ్యాని. ఆ విద్య కలిగే వరకు, బ్రహ్మజ్ఞానము కలిగే వరకు కూడా సర్వాణ్యేవ ఆశ్రమ కర్మాణి, అన్ని ఆశ్రమ కర్మలు యథాశ్రమం, ఎంత కష్టపడగలవో అంత పడి మరీ అనుసరించు అన్నారు. ఈ మాటలు పట్టించుకోకుండా పక్కకు తోసేసి కర్మలను చేసేటటువంటి వారిని, ఇవే మోక్షాన్ని అనేవాళ్ళని మనం ఎంత దూరం ఉంచాలో దీన్ని బట్టి చూడండి ఇక్కడ. అంతేకాదు, మేమంతా బ్రహ్మ విద్యావేత్తలం కనుక కర్మలంపటాల్లో పడమండి అనుకుని ఎవరైనా పుణ్యలోకాలు వస్తాయని ఆశతో సత్కర్మలు చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిరుత్సాహపరచకు అని కూడా చివాట్లు పెట్టాడు శాస్త్రవేత్త. తెలుసా, ఎవడో గుడికి వెళ్తాడు, దండం పెట్టుకొస్తాడు, ఆహా మనసంతా ప్రశాంతంగా ఉంది అంటాడు పొరపాటున మన దగ్గర కూర్చొని. వాడిది పొరపాటు. వెంటనే మనం ఎత్తుకుని, గుళ్ళో దేవుడు ఉంటాడా, హృదయంలో ఉంటాడు కానీ సర్వవ్యాపకుడు పరమాత్మ, అక్కడకు నువ్వు ఎందుకు వెళ్తావు, ఆ రాత్రిలో ఏం చూస్తావు అన్నాడా? వాడు పరమ పాపాత్ముడు ఏది చెప్పినవాడు. ఈ మాట నేననలేదు కృష్ణ పరమ. నబుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. వాడితో వాడిని అనవసరం బుద్ధి కన్ఫ్యూజ్ చేయకు. వాడి దగ్గరకు వచ్చిని అక్కడేముంటాడు అనకు. అంతేకాదు, వాడు ఇంకో పంచే, వెళ్ళావా చాలా బాగుంది, కుదిరినప్పుడల్లా వెళుతూ ఉండు అని ప్రేరేపించు అన్నాడు ఇక్కడ. ఎందుకు? అది శాస్త్రసమ్మతమైన సత్కర్మ. అలాగని అశాస్త్రకర్మలు చేసే వాళ్ళందరినీ ప్రేరేపించమని చెప్పలేదు ఇక్కడ. శాస్త్రసమ్మతమైన ఒక దేవతార్చన, ఒక దేవుణ్ణి దర్శించుకోవడం, ఒక దానం చేయడం, అవి చేసి తృప్తి పడుతూ ఉంటే బాగుంది, ఇంకా చేయి చేయి అని అంట. ఎలా చేయాలి? నీకు వీలైతే చేసి చూపించు, నువ్వు వెళ్ళి వెంకటేశ్వరుడు దండం పెట్టుకో, సర్వత్ర చూడగలిగే స్థితి నీకు ఉంది కనుక అక్కడ కూడా అనుకో, తప్పేముంది, వాడిని ప్రేరేపించు అంతే అని కృష్ణ పరమాత్మ గట్టి చీవాట్లు పెట్టాడు. అందుకే సాధకుడికి బోధకుడికి కూడా గట్టి హెచ్చరికలు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అందుకు ఎంతవరకు అంటే తావత్ విద్యోత్పత్తావపేక్షితవ్యాని, విద్యోత్పత్తి కలిగే వరకు ఇవన్నీ అపేక్షితవ్యాని, ఇవన్నీ కావాలి. అందుకే అపేక్షితవ్యాని అంటే కావాలి. అందుకే సర్వాపేక్షాధికారణంలో దీని యొక్క ప్రస్తావన చేశాడు. అందుకే తస్మాదేవం విత్ శాంతో దాంత ఉపరత స్థితిక్ష సమాహితక శ్రద్ధావిత్తో భూత్వా ఆత్మన్యేవాత్మానం పశ్యేత్తని బృహదారణ్యకోపనిషత్తు మంత్రాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నాడు. ఇప్పుడు చెప్పిన మాటలు కానీ ఇది ప్రమాణం అన్నమాట. ఈ విషయాన్ని ఇక్కడ ఇలా ప్రస్తావన చేస్తే అంటే బ్రహ్మ విద్యా సాధకుడికి కూడా విధులు ఉన్నాయన్నమాట. విధి నిషేధములు రెండు ఉన్నాయన్నమాట. ఏది? నిర్గుణ బ్రహ్మ విద్యా సాధకుడికి ఉన్నాయి, సగుణ బ్రహ్మోపాసకుడికి ఎలాగూ ఉన్నాయి. అంతేకాదు, సన్యాసాశ్రమం స్వీకరించి కర్మలు విడిచిపెట్టిన వాడికి కూడా ఆయా ఆశ్రమాల్లో చేసినటువంటి యజ్ఞయాగాదుల్ని వాడికి విడిచిపెట్టమని చెప్పారే తప్ప వాడికి కొన్ని విధి నిషేధాలు ఉన్నాయి. మరి మీరు విధి నిషేధాలు ఉన్నాయని చెప్తారు కానీ మీ ఉపనిషత్తుల్లోనే ప్రాణవిద్యను ఉపాసించేటటువంటి వాడు ఏం తిన్నా పర్వాలేదు అనుకో మంత్రం ఉంది, ఏం తిన్నా పర్వాలేదు. అది నహవా ఏవం విధి కించన అనన్నం భవతి అనేటువంటి మంత్రంలో ఉన్నది. అంటే దీని అర్థం ఏంటంటే సమస్త భూతాల్లో ఉంటూ అన్నిటినీ భక్షించేటువంటి ఆ ప్రాణస్వరూపము నేనే అని తెలుసుకున్న ప్రాణవేత్తకు అన్నము కానిది లేదు అన్నాడు ఇక్కడ. ఇది అర్థమైంది కదా. అన్ని జీవులలో ఉంటూ అన్నాన్ని తినేటువంటి ప్రాణ చైతన్యం ఉన్నదో అది అహం వైశ్వానరో భూత్వా. అది ఆ ప్రాణ చైతన్యమే నేను అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడికి అన్నము కానిది లేదు. అంటే వాడు ఏదైనా తినచ్చు అని మీరు చెప్తున్నారు కదా, అంటే వాడికి అభక్ష్య భక్ష నియమం అనేది లేదు. భక్ష్యాభక్ష్యములు అంటే ఇది తినాలి ఇది తినకూడదు అనే నియమం చాలా అవసరం అండి. అన్ని నియమాల కంటే గొప్ప ముందు నియమం ఆహార నియమం, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు కలిపురుషుడు చూశాడు చూశాడు వీళ్ళు బాగుపడిపోతున్నారు, వీళ్ళని ఎక్కడ దెబ్బ కొట్టాలని ఆలోచించాడు. మొట్టమొదటి దెబ్బ కొట్టాడు ఆహార నియమం దగ్గర. అంటే ఏం తిన్నా పర్వాలేదు, ఎలా తిన్నా పర్వాలేదు, ఎక్కడ తిన్నా పర్వాలేదు అనే ఒక ధోరణి అందరిలో ప్రవేశించింది. ఇప్పుడు ఒప్పుకోవాల్సింది అవునా లేదా? ఆఖరికి శాస్త్రాధ్యయనం చేస్తున్న వాళ్ళకు కూడా ఏమిటండి ఉన్నదంతా ఒకటే కదా, ఎక్కడ తింటే పర్వాలేదని. ఒక ఆయన అన్నాడు అందరిలో ఒకే ఆత్మ కదా, కాబట్టి ఏం తిన్నా పర్వాలేదండి. నా ఆత్మను అసలు తినవు, అది వీడికి తెలియదు. తినేది శరీరం, ఆత్మలకి ఆకలి లేదు దప్పిక లేదు. కానీ ఆత్మధర్మాన్ని శరీర ధర్మాన్ని కలిపేసి కన్ఫ్యూజన్ అది. కొందరికి ఆత్మలంటే దెయ్యాలనే తెలుసు, వాళ్ళకో భయం ఆత్మశబ్దం చెప్తే, వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. ఇంకొకరికి ఆత్మలు అంటే ఆత్మపౌరుషం ఆత్మబలం అదొక అలవాటు. కానీ మహాశబ్దములు ఎక్కడెక్కడో వాడి మనం చాలా పాడు చేస్తున్నాం. కానీ ఇక్కడ ఎలా పట్టుకున్నారో చూడండి. ఎవరు సూత్రకారుడు బాదరాయణుడు ఉపనిషత్తుల విషయాన్ని తీసుకుంటున్నాడు. సర్వాన్నానుమతిశ్చ ప్రాణాత్యయే తద్దర్శనాత్, ఏ అన్నమైనా తినేయాలని అక్కడ దాని అర్థం కాదయ్యా, అక్కడ చెప్తున్న దాని అర్థం వేరు. పైగా ఒకటి ఒప్పుకుంటాం, ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రాణరక్షణ కోసమని అప్పుడు తినచ్చు అన్నాడు. ఇదేమిటయ్యా మీ ఉపనిషత్తుల్లో మరో మంత్రం చూపిస్తున్నామన్నాడు చూడండి. ఎవరు పూర్వపక్షి, కిమ్మేన్నం భవిష్యతీతి, కిమ్ మే అన్నం భవిష్యతీతి, నాకు ఏది అన్నమవుతుంది అంటే, యత్కించదమాస్వభ్య ఆశకుని భ్యయితి, కుక్కలు పక్షులు మొదలైన వాటికి ఏది అన్నమో అదే నీకు అన్నము. ఇది ఒక మంత్రం అండి. అలాగే యదిదం కించ ఆస్వభ్య ఆక్రముభ్య ఆకీట పతంగేభ్యస్తతే తత్తే అన్నం, ఇదొకటి. అంటే గుర్రాలకి క్రిమికీటకాలకి వీటన్నిటికీ ఏది ఆహారమో అదే నీకు ఆహారము, ఇది విధించబడింది అని వాడే చెప్పాడు కదండి. కనుక వాళ్ళు తినేవి మనం తినచ్చు అంటే నిజంగా కుక్కలు పక్షులు తినేవి మనం తినగలమా? కుక్కలు పక్షులు తినేవి తినగలమా? ఒక్కసారి ఆలోచించండి. పచ్చిబియ్యం కూడా తింటేవి. ఈ మాటకు అర్థం ఏంటి? మరి మీ ఉపనిషత్తే చెప్పింది కదయ్యా అంటే, కుక్కలు పక్షులు తినేవన్నీ మానవులు తింటారా తినగలరా? ఆ మాట కదా అర్థం తీస్తావు. ఆ చుట్టుపక్కల ఏం చెప్పాడు ఒక్కసారి ఆలోచించుకున్నాడు. అది ఎవరి గురించి చెప్తున్నాడు? ప్రాణరూపమైనటువంటి ఈశ్వర చైతన్యం, ప్రాణరూపంగా వ్యక్తమవుతున్న ఈశ్వర చైతన్యం గురించి చెప్తున్నాడు. సర్వజీవుల్లోని ప్రాణరూపంగా ఈశ్వర చైతన్యం ఉంటుంది, పక్షుల్లో కుక్కల్లో అన్నీ ఉంటుంది. ఆ ఉన్నటువంటి ఈశ్వర చైతన్యం ఏముందో, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం, అది సర్వజీవుల యొక్క దేహాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి జఠరాగ్ని రూపుడైనటువంటి వాడు ఆ ప్రాణాగ్నులచే పచనం చేయబడినటువంటి అన్నాన్ని స్వీకరిస్తున్నాడు అన్నారు. అంటే కుక్కలో పక్షుల్లో సర్వజీవుల్లో ప్రాణరూపమేనే తీసుకుంటుందని అర్థం. కానీ ఆ ప్రాణరూపంగా సర్వత్రా వ్యాపించిన వాడు తీసుకుంటున్నాడు. అంటే కుక్క తిన్నా పక్షి తిన్నా మానవులు ఎవరు తిన్నప్పటికీ కూడా జీర్ణం చేసేది ఆ లోపలున్న ప్రాణరూప చైతన్యమే అని అర్థం తప్ప దాని అర్థం అది. అది నీకు అన్నమంటే ప్రాణరూపమైన చైతన్యానికి అన్నం, నీకు అంటే దాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు అది. అంతేగాని సర్వజీవి నువ్వు అది తినవచ్చు ఇది తినవచ్చు చెప్పడం కాదు ఇక్కడ అర్థమయ్యా బాబు అని అర్థం చేసుకోవాల్సింది. అయితే ఇదే ఉపనిషత్తులో మేము చెప్తున్న భక్ష్యాభక్ష్యాది నియమాలు ఉన్నాయి, యతికి కూడా ఉన్నాయవి. అందుకు యతి ఎక్కడ పెడితే అక్కడ తింటాడండి అనలేదు. జీవన్ముక్తుడి స్థితి వేరండి, యతి వేరు జీవన్ముక్తుడు వేరు. జాగ్రత్తగా చూడండి. వివిధిష, వివిధిష అనేది ఏ ఆశ్రమం వాడికైనా కలగచ్చు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, బ్రహ్మచార్య గృహస్థ వానప్రస్థ ఆశ్రమాలకు కూడా వివిధిష ఉండొచ్చు. అంటే మోక్షాన్ని పొందాలి అనే తపన ఉండవచ్చు. కానీ వాడు కొన్ని పరిస్థితులు, అది ప్రారంభం అనండి ఇతరత్ర పరిస్థితులు అనండి, ఆశ్రమం నుంచి విడిచిపెట్టడానికి లేదు వాడికి. వివిధిష ఉంది, వాడు ఒక్కడే కొడుకు, తల్లిదండ్రులు పరమ వృద్ధులు, వాళ్ళకు చూసేవాళ్ళు లేడు. అప్పుడు వాడు విడిచిపెడితే దోషమే. అప్పుడు వాడు బ్రహ్మచర్యము గృహస్థశ్రమం స్వీకరించి వాళ్ళు కనిపెట్టుకోవాల్సిందే. లోపల వివిధిష ఉందే ఏం చేస్తావు? అప్పుడు నువ్వు ఉన్న ఆశ్రమానికి తగ్గ సత్కర్మల్ని ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ బ్రహ్మ విచారం చేసుకుంటూ వెళుతూ ఉంటే యోగ్యుడివే, తరించిపోతావు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఉదాహరణ చెప్పాను నేను ఇక్కడ. అలాగే సన్యాసాశ్రమం స్వీకరించేటప్పుడు పరమ వైరాగ్యం కలిగి వాడు శమధమాదులు పాటిస్తూ బ్రహ్మతత్వాన్ని విచారణ చేస్తూ సంగము పెంచుకోకుండా, సన్యాసాశ్రమం నిస్సంగత్వం కోసమేనండి. కానీ సన్యాసాశ్రమం రెండు, సాధనతో కూడిన సన్యాసాశ్రమం ఒకటి, సిద్ధదశలో ఉన్న యతీశ్వరుడు వేడు. వాడు అత్యాశ్రమి, వాడి పేరు అత్యాశ్రమి. యత్యాశ్రమం అత్యాశ్రమం రెండిటికి చాలా తేడా ఉంది గుర్తుపెట్టుకోండి. యత్యాశ్రమము అంటే శాస్త్రబద్ధంగా కర్మల్ని పరిత్యజించి, యతి అంటే యమనం శక్తి నిగ్రహ శక్తితో సాధన చేసుకుంటూ వివిధిషా సన్యాసం అంటారు దాన్ని. వివిధిష తెలుసుకోవాలనే తపనతో వాడు ఆ సంగమలన్నీ విడిచిపెట్టి కర్మలన్నీ విడిచిపెట్టి బ్రహ్మ విచారణ చేస్తుంటాడు శమధమాదులతో నియమాలతో. వాడికే నియమాలు, అత్యాసనం వేరు. వాడు ముక్తుడైపోతాడు, జీవన్ముక్తుడైపోతాడు వాడు. కానీ ప్రారంధం వరకు శరీరాన్ని అట్టి పెట్టుకుని ఉంటాడు, అత్యాసనంకి నియమం లేదు. అందుకే మహానుభావులైన రమణులు వారు మీరు సన్యాసాసనం స్వీకరించలేదంటే నా ఊరుకున్నారు. వాళ్ళకి ఏ ఆశ్రమాలు వర్తించవు, వాళ్ళు అత్యాశ్రములు. వాళ్ళకి వర్తించలేదు కదా, మేము కూడా అన్ని విడిచిపెట్టి ఆయనలాగే వెళ్ళిపోతామని కూతురు దాని అత్యాశ్రమం అని సిద్ధుడు ఆయన. వీడు సాధకుడు, ఆరురోహుడు ఆరుఢుడు అని ఇద్దరు ఉంటారు. కొండ ఎక్కేవాడు, కొండ ఎక్కి కూర్చున్నవాడు, ఇద్దరికి తేడా లేదు. వాడు ఎక్కి కూర్చున్నాడు, నువ్వు ఎక్కుతున్నావు, ఎక్కుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కి కూర్చున్నవాడికి ఏ బాధ లేదు. అందుకే అత్యాశ్రమకి యత్యాశ్రమకి విషయం తెలుసుకోవాలి. కానీ యత్యాశ్రమంలో కూడా నియమాలు ఉన్నాయి, భక్షాభక్ష నియమాలు ఉన్నాయి, అది ఇక్కడ చెప్తున్నారు. అక్కర్లేదని మీరే చెప్పారు కదంటే నీకు నీ సరిగ్గా అర్థం కాలేదయ్యా అని స్పష్టం చేశాడు. అంటూ చాందోగ్యంలో కథ చెప్తున్నాడు ఇక్కడ. చక్రాయణో నా మరుషి హస్తిపకేన అర్ధభక్షితాన్ కుల్మాషాన్ ప్రాణాత్యయే భిక్షయామాస ఇతి మటచీహతేషు కురుషు అని ఒక మంత్రంలో కథ చెప్పాడండి. మంత్ర ప్రస్తావన కథ చెప్దాం ఇక్కడ. ఇక్కడ మటచీహతేషు కురుషు, ఇది కురుదేశంలో జరిగిన కథట. ఈ కురుదేశంలో పంటలకు తెగులు పట్టిందట, అది మటచీ అని తెగులు. ఈ తెగులు సోకగానే మొత్తం పంటలన్నీ పాడైపోయాయి, భయంకరమైన కరువు ఏర్పడింది అన్నాడు ఇక్కడ. ఆ సమయంలో తిండి లేదు. అప్పుడు చక్రాయణుడైనటువంటి మహర్షి సంచారం చేస్తూ ఆకలితో బాధితుడైపోయాడు. ఆ సమయంలో అక్కడ మావటివాడు కొందరు ఉన్నట్ట, అందులో మావటివాడు కనబడ్డాడు. మావటివాడు అంటే ఏనుగులు తోలేవాడు. ఆ మావటివాడు కనబడి హస్తిపక్కైన హస్తిపాలకుడు మావటివాడు. ఆ మావటివాడి దగ్గరికి వెళ్ళి ప్రాణం నిలవట్లేదు, ఆకలిస్తుంది, ఏదో చూడవయ్యా అంటే ఆయన అప్పుడు గుగ్గిళ్ళు తింటున్నట్ట, ఎంగిలి గుగ్గిళ్ళు అతను తింటున్నాడు వాటిని. కొందరేమో అలచందలు అన్నారు దీనికి, కొందరు గుగ్గిళ్ళు అన్నారు, ఏదో ఒకటి తింటున్నాడు. ఆ గుగ్గిళ్ళు తింటూ ఉంటే ఈ చక్రం నాకు ఆకలిస్తుందయ్యా అంటే మరి ఎంగిలైపోయాయే అన్నట్ట. ఎంగిలైనా పర్వాలేదు ఇవయ్యా అన్నట్టండి. వెంటనే ఎంగిలి అలచందలు ఇచ్చాడు. ఈయన తిని ప్రాణం కుదిరిపడిందంటే సరే నీళ్లు తీసుకొని తాను ఒక పాత్రతో తాగుతూ ఆ నీళ్ళు ఇచ్చట్ట. చిచి ఎంగిలి నీళ్ళు నేను తాగనన్నట్ట. చాలా గొప్ప కథ అండి ఇది. ఎంగిలి నీళ్ళు నేను తాగనన్నట్ట అంటే ఏ నేను ఇచ్చిన ఎంగిలి గుగ్గిళ్ళు పనికొచ్చాయి, నేను ఇచ్చిన ఎంగిలి నీళ్ళు పనికి రాలేదా అన్నాడు ఇక్కడ. చూడు, ఉచ్ఛిష్ట భోజనం మహాపాపం, ఎంగిలి తినడం అనే దోషం. ఇప్పుడు చెప్తే దోషం ఈ రోజుల్లో, ఎందుకంటే వీడు పేట్లు పెట్టి తింటూ ఉంటాడు, ఆ చేతితో పడుకుని వాడు వడ్డించుకుంటాడు, మరొకటి వచ్చి అదే వడ్డించాడు. ఎంగిలి మంగళాలు తిని తిని చిత్తశుద్ధులు పోయాయి, సత్వశుద్ధి లేదు. అందుకే జ్ఞానం చెప్పినా అర్థం కాదు, అది కూడా చెప్పి అర్థం కాసరి కదా. అజ్ఞానంతో జ్ఞానాన్ని పెడార్థాలు కూడా కల్పిస్తారు. ఈ మాట నేనంత గట్టిగా అన్నానో, నన్ను మించిన గట్టిగా అన్న శంకరులు వ్యాసుడే నాకు దిక్కండి. దయచేసి నా మీద కోపం వద్దు, శాస్త్రం మీద అసలు కోపగించుకోకూడదు. కనుక ఎవరి మీద కోపం వద్దు, లోపం మన దగ్గర పెట్టుకుని ఎంత గట్టిగా. పైగా ఇది ఎందుకు తీసుకున్నారు శంకరులు, శంకరులు సూత్రకారుడు ఎందుకు తీసుకున్నాడు ఇక్కడ? మేము బ్రహ్మజ్ఞానం అనుకుని నియమరహితంగా ప్రవర్తించరాదు అని హెచ్చరించడానికి ఇక్కడ చూపిస్తున్నాడు. సరిగ్గా వేదాంతాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఇంకొంతమంది ఏం చేశారంటే, వాళ్ళకు అనుకూలమైనవి మాత్రమే ఇందులోంచి తీసేసుకుని వాళ్ళకి నియమాలు చెప్పిన పక్కకు తోసేసి, ఇది ఒకటి అలా ఉన్నది. బుద్ధి చెప్తే బుడ్డాడికి కోపం వచ్చేదని మాట ఉన్నది, నియమాలు చెప్తే మహాకోపం. సరిగ్గా ఫ్రీగా ఉండరా అంటే వాడు మంచి గురువు మనకి ఈ రోజుల్లో. కానీ ఇక్కడ చెప్తున్నాడు అందుకే గట్టిగా అక్కడ పెట్టి కూర్చోబెట్టాడు. నియమాలు లేవని అంటావేంటి ఇక్కడ? ఏమన్నాడు తెలుసా, నా నీళ్ళు తాగినట్టు ఎంగిలి నీళ్ళు అంటే ఒక మాట అన్నాడు. చూడు, ఎంగిలి భోజనం చేయకూడదు, కానీ ప్రాణాపాయ పరిస్థితులు తిన్నాను, ఇది తినడం వల్ల నా ప్రాణం కుదిరిపడింది, కుదిరిపడ్డాక మళ్ళీ ఎంగిలి నీళ్ళు తాగి దోషం ఎందుకు తెచ్చుకోవడం? ఏ తటాకం దగ్గరైనా నీరు దొరుకుతుంది తాగుతాలే, అది ప్రయత్నం చేసుకుంటాను అన్నట్ట. అది ఇక్కడ విషయం. తర్వాత ఎంగిలి అలచందలు వాళ్ళ ఆవిడికి వాళ్ళు కుడిచ్చట్టు ప్రాణం రక్షించడం కోసం. ఇది ఆ తర్వాత కథలో చూపిస్తున్నాడు. మరునాడు కూడా ఎంగిలి తిండి తిన్నట్టు ఇక్కడ. కనుకనే ప్రాణాపాయ పరిస్థితుల్లో సర్వాన్నానుమతిశ్చ ప్రాణాత్యయే తద్దర్శనాత్, ప్రాణాపాయ పరిస్థితుల్లో అది చెప్పుకుని విశ్వామిత్ర కూడా కుక్క మాంసం తిన్నాడండి అంటే మన శాంతిపర్వంలో కూడా ఈ విషయం చెప్పుకున్నాం. తర్వాత ఎంత ప్రాశ్చిత్తం చేసుకున్నాడు మనకేం తెలుసు అక్కడ, అవి ఉంటాయి ప్రాణాపాయ పరిస్థితులు చేసుకున్నా తర్వాత ప్రాశ్చిత్తం అది ఉంటాయి. కనుకని భక్ష్యాభక్ష నిర్ణయ శాస్త్రం ఈ విధంగా చెప్పింది గనకనే అబాధాశ్చ, అక్కడ శాస్త్రం అంత చక్కగా చెప్తోంది కనుక నియమం పాటించాలనే విషయంలో మరొక ఆలోచన లేదయ్యా. అపిచ స్మర్యతే, ఇదే విషయము ఇతర శాస్త్రాల్లో ఉన్నది కనుక అవిద్వాంసుడికైనా అవిద్వాంసుడికైనా అభక్ష్య భక్షణ నియమం ఉన్నది అని స్మర్యతే. స్మర్యతే అని ఎక్కడొచ్చినా స్మృతుల్లో కూడా ఇదే చెప్పారు కదా అన్నారు. అంటే మనకు ఎప్పుడైనా ప్రమాణం శృతి స్మృతి, ఈ రెండు ప్రమాణం. శృతిని అనుసరించి చెప్పిన స్మృతి ప్రమాణం, ఈ రెండింటిని అనుసరించి చెప్పిన పురాణం ప్రమాణం. శృతి స్మృతి పురాణం స్మర్యతే. అయితే చిత్రం ఏంటంటే స్మృతి అనే పేరు పురాణానికి కూడా తీసుకున్నారు. ఇక్కడ పురాణములు స్మృతులే, శృతిలో ఉన్నదాన్ని స్మరించి చెప్పేవన్నీ స్మృతులే, కనుకనే బాధరాయుడి భాషలో స్మృతి అంటే పురాణం కూడా. అందుకే కొన్ని స్మృతి అనే చోట విష్ణు పురాణాన్ని మరొక పురాణాన్ని కూడా ఉటంకించారు వీరు. మహాభారతాన్ని కూడా చెప్తారు స్మృతిలో, శృతి తప్ప మిగిలివన్నీ స్మృతుల కిందే తీసుకున్నారు. అలా మనుస్మృతులు ఉన్న మాటను చెప్తున్నారు. దీవ్ జీవితాత్యయమాపన్నో యోన్నమత్తి యతస్థిత లిప్యతే నసపాపేన పద్మపత్రం ఇవాంభస అన్నాడు. ఎవడానే సరే ప్రాణం పోయే సమయంలో భక్ష్యాభక్ష్య విచారం లేకుండా అన్నాన్ని తినవచ్చు ప్రాణాపాయ పరిస్థితిలో, అటువంటి వాడికి పాపమంటదు అని స్మృతి కూడా చెప్తున్న అంశమే. అయితే కొన్ని చోట్ల అంటాడు శబ్దచ అత కామకారే అని, అలాగని ఆహార భక్షణ విషయంలో స్వేచ్ఛాచారము కూడదు ఇది. అందుకే కామకారం అంటే స్వేచ్ఛ, ఇష్టం వచ్చినట్టు కూడదు. కొన్ని చోట్ల ప్రాణాపాయ పరిస్థితుల్లో కొన్ని మాత్రం స్వీకరించకూడదు, చచ్చిపో నేను స్వీకరించకని చెప్పారు కొన్ని విషయాలు. అదేమిటి గట్టిగానే అక్కడ మరొకటి మాట లేదు, అదేమిటి సురాపానాదులు అన్నాడు. ఇక్కడ సురాపానం ప్రాణాపాయ పరిస్థితులు కూడా చేయకూడదు అంటే ఇంకా మామూలు సమయంలో చేస్తే ఏమైపోతామో ఆలోచించుకోండి. ముఖ్యంగా సాధనలు తరించాలి అంటే మోక్షం దాకా అక్కర్లేదు, పుణ్యలోకాలు కావాలన్నప్పటికీ కూడా సురాపానం మహాపాపం అని శృతి స్మృతి కూడా చాటి చెప్తున్నాయి. అందుకే సురాపాక్రమయో భవంతి అభక్ష భక్షణ అన్నాడు. ఇక్కడ సురాపానం చేసిన వాడి తర్వాత జన్మ క్రిమికీటకాలు ఇది ఒక్కటి. ఇక్కడ పైగా సురాపానానికి ప్రాశ్చిత్యం లేదు అన్నారు ఇక్కడ. తస్మాత్ బ్రాహ్మణోన సురాంపిభేత్ అన్నాడు. అయితే బ్రహ్మాండ పురాణకు ప్రాశ్చిత్యం చెప్పారండి సురాపాన దోషం. ప్రాశ్చిత్తం అంటే ఏంటో తర్వాత వస్తుంది మనకి ఇంకాను, కానీ ఇక్కడ ఏంటి ప్రాశ్చిత్తం ఏంటే అయ్యో ఇన్నాళ్ళు సురాపానం చేశాను కదా అన్న బాధ కలిగితే ఒక్కసారి కొండ కొన మీదకి వెళ్ళి కిందకు దూకేమన్నాడు. ఇది ప్రాశ్చిత్తం అంటే ఇవన్నీ శాస్త్రంలో చెప్పినవండి. సరే తర్వాత ఆశ్రమ కర్మాధికరణం అనే దానిలోకి వెళుతున్నాం. ఇప్పటి వరకు కర్మలు ఎంత అవసరమో జ్ఞానానికి చెప్పాడు కదా, ఇప్పుడు ఆశ్రమ కర్మల్లో ఎంతవరకు ఎలా చేయాలి అంటే ఆశ్రమ కర్మలు చేసి తీరాలి. ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నారో దానికి తగ్గ కర్మలు ఆచరించాలి. గృహస్థాశ్రమంలో కూర్చుని నువ్వు సన్యాసాశ్రమం కబుర్లు చెప్పకు. బ్రహ్మచారి ఆశ్రమంలో కూర్చుని వాడు గృహస్థాశ్రమం గురించి కబుర్లు ఆడుతూ ఉంటే ఆశ్రమాన్ని నియమం చేయలేడు, అవునా లేదా? అందుకే విహితత్వాచ్చ ఆశ్రమ కర్మాపి ఇది సూత్రం. ఇక్కడ విహితత్వాత్ చ ఆశ్రమ కర్మ అపి అంటే ముముక్షువు కాకపోయినా ఆశ్రమంలో ఉన్నవాడు కర్మలు చేసి తీరాలి. ఇది కూర్చొని ముముక్షువు కాకపోయినా అంటే మోక్షం కావాలనే కోరిక లేకపోవచ్చు, వాడికి మోక్షం కావాలని కోరిక లేకపోవచ్చు, పరానికి సంబంధించిన ఆలోచన లేకపోవచ్చు. ఇది ముందు ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి, పరానికి సంబంధించిన ఆలోచన లేకపోవచ్చు, ముముక్షువు కాకపోవచ్చు, అయినప్పటికీ ఆశ్రమంలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన కర్మాలు ఆచరించి తీరాలి. ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి. ఇక ముముక్షువైతే తప్పకుండా ఆచరించాలి. ముముక్షువు దేనికి ఆచరించాలంటే చిత్తశుద్ధి కోసం ఆచరించాలి. అందుకే యావత్ జీవ అగ్నిహోత్రం జుహోతి అనేదాన్ని ఆశ్రమంలో ఉన్న వాడికి వర్తిస్తున్నాయి. ఆశ్రమం విడిచిపెట్టిన వాడికి వర్తించదు. ఆశ్రమంలో ఉన్నవాడికి అది నిత్య కర్మలు చేయాలి. ఎందుకు? ఇందాక మనం చెప్పుకున్న మంత్రం తమేవం వేదానువచనేన వివిధిషంతి, ఆ మంత్రం అలా పట్టుకెళ్ళాలండి చివరి వరకు. అది ఇక్కడ వేదానువచనైన శాస్త్రవచనం ప్రకారంగా వివిధిషంతి, అది కావలసినటువంటి వాడు ఈ కర్మలు చేయాలి అని చెప్తున్నారు కదా. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేశారు, అయ్యా నిత్యకర్మలు విధిగా చేయాలని ఒకటి అంటున్నారు, బ్రహ్మవేత్త బ్రహ్మము కావాలని తపన పడేవాడికి ఇవి సహకరిస్తాయి ఫలాభిసంధి లేకుండా చేస్తే అని మాట చెప్పారు. రెండు వచ్చాయి ఇక్కడ, వీడు చేసి తీరాలి, అది కావలసిన వాడికి ఇవి సహకరిస్తాయి అన్నారు. అప్పుడు చేసేవాడు ఈ ఆశ్రమంలో ఉన్నాను గనక చెయ్యాలి గనక ఒకసారి చేసి నాకు మోక్షానికి సహకరించాలని మరొకసారి చేయాలా, రెండుసార్లు చేయాలా? మోక్షానికి సహకరించడం కోసం ఒకసారి, అదేవిధంగా నిత్యకర్మలు చెయ్యాలి కనుక ఒకసారి రెండుసార్లు చేయాలా? అంటే మోక్షం కావాలి గనక నేను చేస్తున్నాను అని చేసేస్తే ఒక్కసారి చేసినా చాలన్నాడు. అది మనకి తప్పకుండా చిత్తశుద్ధిని ఇస్తుంది. అంతేగాని మోక్షం కోసం ఒక జపం, నిత్యకర్మ విధి గనక ఒకసారి మళ్ళీ జపం చేయక్కర్లేదన్నాడు. ఇక్కడ నువ్వు మోక్షకాంక్షతో చేసిన జపమే రెండు విధములుగా కూడా పనికొస్తున్నది, చెయ్యాలి కనుక చేయడాన్ని, ఎందుకంటే పాపక్షయం కోసం ఉద్దేశింపబడ్డవే నిత్యకర్మలు. పాపక్షయం కోసం జీవుడు ఇక్కడ పుట్టుకొచ్చాడు గనక వీడికి జన్మలో ఈ శరీరాన్ని అంటి పెట్టుకుని గత జన్మల పాపాలు పుణ్యాలు అన్నీ ఉంటాయి, కర్మక్షయమైతే కానీ జరగదు. కనుక నువ్వు ఆశ్రమంలో ఉన్నప్పుడు సత్కర్మలు చేయడం వల్ల నీలో ఉన్న పాపక్షయం జరుగుతుంది, అందుకు చేయాలి నిత్యకర్మలు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆ నిత్యకర్మలు. అందుకే కృష్ణ పరమాత్మ హెచ్చరికే ఇది, యజ్ఞదాన తపస్తీర్థన్న త్యాజ్యం కార్యమేవచ మనం గత ఏడాది చెప్పుకున్న ఈ శ్లోకాన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అది విడిచిపెట్టరాదు, చేసి తీరాలి. ఎందుకు? పావనాని మనీషిణ, అవి బుద్ధిమంతుడికి పవిత్రం చే, బుద్ధిమంతుడిని పవిత్రం చేస్తాయట. అంటే బుద్ధి లేని వాడిని పవిత్రం చేయవనా? బుద్ధిమంతుణ్ణి అంటే అర్థం ఇక్కడ వివేకంతో మోక్షం కావాలనుకునేవాడిని అక్కడ, అది మనీషినామ అంటే అదే అర్థం. మోక్షం కావాలని తపన పనే వాడికి తపన అయితే ఉంది కానీ అర్హత కావాలి కదా, అందుకు ఈ చేసే నిత్యకర్మలు వాడిని ఆ పాపాలను కడిగేస్తాయి. పాపక్షయం అయితేనే కదా, అందుకే చిత్తస్య శుద్ధయే కర్మ, మళ్ళీ ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకు నిత్యకర్మలు పాపక్షయం కోసం ఉంటాయి గనుకనే వీటిని విద్యాంగ కర్మలు అని కూడా అంటారు. విద్యాంగ కర్మలు అంటే జ్ఞానమునకు అంగముగా ఉన్నటువంటి కర్మలు. పైగా తర్వాత అద్భుతమైన సూత్రం చెప్తున్నారు, ఈ సూత్రం చాలా ముఖ్యమైనది. సహకారిత్వేన చ, అలా గుర్తుపెట్టుకున్న చాలు, సహకారిత్వేన చ, అది విహితత్వం గనక చెయ్యాలి, సహకారి గనక చెయ్యాలి. ఇది మొదటి సూత్రం ఏంటి, విహితత్వాత్. సూత్రం పట్టుకోవడం మర్చిపోతున్నారా, చెప్పే మాటలు, అసలు ప్రాణం అక్కడే కదా, సూత్రంలోనూ ఉంది, అది ముఖ్యం. విహితత్వాచ సహకారిత్వేన చ, రెండు కలుపుకోండి. ఇప్పుడు అది విహితము గనక చేయాలి, విహితము అంటే విధింపబడినది అని. ఉదాహరణకి మనం ఏదో ఉద్యోగం చేస్తున్నాం, ఆ ఉద్యోగ కర్మం చేయాలి, వెంటనే అక్కడ ఉపనిషత్తు విన్నాం, వాడి దగ్గరికి ఏది మిగిలేదు, నేను కర్మలేవి పట్టించుకోను అని ఆఫీస్కి వెళ్ళి సీట్లో కూర్చుని నువ్వు అంటావా, అది నీకు విధింపబడింది కనుక చేసి తీరాల్సిందే. అయితే ఇది లౌకికమైన వృత్తి గురించి చెప్పాం, లౌకికమైన వృత్తి. దయచేసి లౌకిక వృత్తుల్ని శాస్త్రకర్మల్ని కలిపేసుకుంటుంటారు చాలామంది. కొంత మేము చాలా డ్యూటీ చేస్తున్నానండి, అందుకు పొద్దుట్టు సాయంత్రం వరకు ఆఫీసులో వచ్చానండి అని, అది వృత్తి, కర్మ కాదు, గుర్తుపెట్టుకోండి. శాస్త్ర విహిత కర్మాచరణ, వృత్తి జాగ్రత్తగా చేయాలండి, ఎలాగూ చేస్తావు లేకపోతే వాడు జీతం ఇవ్వడు, అది ఎలాగూ చేస్తావు, అది వేరే విషయం అండి. శాస్త్రభిహిత కర్మ గురించే శాస్త్రం చెప్తోంది, కర్మ చెయ్యాలనేది శాస్త్రభిహిత కర్మ గురించి. ఇది తెలియక చాలామంది లౌకిక కర్మల గురించి చెప్తుంది అంటారు. మరి వేదం శాస్త్రభిహిత కర్మ గురించి చేసి తీరాలని ఎందుకు చెప్తుందంటే, శాస్త్రభిహితమైన కర్మలు ప్రత్యక్షంగా కనిపించవు కాబట్టి నీకు అని అనిపిస్తుందంటే, ప్రత్యక్షం కనిపించట్లేదు కనుక చెయ్యక్కర్లేదని నీకు అనిపిస్తుంది కనుక చేసి తీరాలని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ చూడండి, మనం ఇవాళ దేవతార్చన చేసాం, దేవతార్చన చేయడం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రం చెప్పింది, కనబడిందా? కనబడలేదు కనుక మనం దాన్ని విడిచిపెట్టేస్తాం అంతే కదా, కానీ ఫలితం వస్తుంది దానివల్ల, కానీ దానివల్ల వచ్చింది అని తెలియదు మనకి, అవునా లేదు? ఉదాహరణకు మనం కింద నిప్పు పెడితే పైన వంట ఉడికింది, దీనికి నిప్పు పెట్టడం వల్ల వంట అయ్యింది అని చెప్పడం కోసం శాస్త్రం అక్కర్లే, కనుక వంట వండుకు నిప్పు పెట్టుము అని వేదం చెప్పక్కర్లే, మనం చేసి తీరుతాం అది. మండలం అయితే అలగురాదు, ప్రత్యక్షం కనబడుతుంది కనుక అక్కడ శాస్త్రం చెప్పక్కర్లే. నువ్వు కర్మ చెయ్యు అని వేదం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇది ప్రత్యక్షం కనిపించట్లేదు, కనిపించినా నీకు తెలియట్లేదు, అందుకు అక్కడ ఆ విషయంలో చెప్తున్నది. కనుక శాస్త్రం కర్మాచరణ విహితత్వాత్, విహితము అంటే శాస్త్రము విధించినది. బ్రహ్మచారికి ఇది నియమం, సన్యాసికి ఇది నియమం, గృహస్థుకి ఇది నియమం అని విధించింది. ఆ విధించింది నీ ఆశ్రమంలో ఉన్నది నీకు గొప్పగా ఉన్నా తక్కువగా అనిపించినా చేసి తీరాల్సిందే, అదే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరమధర్మాత్ స్వనిష్ఠితాత్, అక్కడే అది చేసి తీరాల్సిందే. ఎందుకు ఆచరణ ఇక్కడ చెప్తున్నాడు, ఎందుకండి అలా చేయాలంటే, సహకారిత్వేన చ, అది విహితము గనక చెయ్యు, జ్ఞానమునకు సహకరిస్తోంది గనక కూడా చెయ్యు, కనుక ఉభయత్రా కూడా చేయవలసిందే అనే విషయాన్ని ఇక్కడ వివరించారు. అందుకే సర్వధాపిత ఏవో భూయలింగాత్, ఇలా రెండు మీరు చెప్పేశారే, ఇది సహకారిత్వము విహితత్వం అని, అది ఇలా చెయ్యాలని ఉభయము చెప్పే అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఉభయలింగాత్, ఉభయము అంటే శృతి చెప్పింది, స్మృతి చెప్పింది అన్నాడు. శృతి చెప్పింది, స్మృతి చెప్పింది. శృతి ఎక్కడెక్కడ చెప్పింది అంటే, ఇందాకే మన యజ్ఞైన వివిధిషంతి అని సంపూర్ణంగా శృతి కల్పించింది. అలాగే స్మృతి ఎక్కడ చెప్పిందో వివరిస్తున్నారు. ఎక్కడ అంటే భగవద్గీతలో చెప్పిన మాట, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యహ, అక్కడ వస్తున్నది భగవద్గీత ఆరోధ్యాల్లో మనకు వస్తున్నది ఏమని, అనాశ్రిత కర్మఫలం, కర్మఫలాన్ని ఆశ్రయించకుండా కార్యం కర్మ కరోతి యహ, కార్యం కర్మ అంటే చెయ్యవలసిన కర్మని ఎవడు చేస్తున్నాడో వాడు శుద్ధుడవుతున్నాడు అనే విషయం భగవద్గీతలో చెప్పారు కదా అన్నారు. ఇప్పుడు ఈ సమాధానం మనం నిన్న పూర్వమీమాంసకుడు వేసిన ప్రశ్న దగ్గరికి తెచ్చుకోవాలి. ప్రశ్నలు గుర్తున్నాయా, సమాధానం ఒకటి గుర్తుందా, శ్రద్ధగా విన్న వాళ్ళని అడుగుతున్నా. నిన్న కర్మలు చెయ్యాలయ్యా, జ్ఞాని అయిన వాడు కూడా కర్మలు చెయ్యాలి అని సమర్థించుతూ కొందరు ఉదాహరణ చెప్పాడు. ఎవడు పూర్వమీమాంసకుడు, ఎవరు జనకాదయ, మీ ఉపనిషత్తులోనే ఉంది, పోనీ మీరు ప్రకరణ భేదం నుంచి ఇంకెక్కడి నుంచి తెమ్మని చెప్పట్లేదు. జనకుడు, ఆ జనకుడు సామాన్యుడా? అతడు బ్రహ్మ విద్య బోధించినటువంటి మహాత్ముడు కదా ఉపనిషత్తులో. మరి జనకుడు, మరి అటువంటి జనకుడు ఆ సిద్ధపురుషుడే కదా ఆయన కూడా, మరి ఆయన కర్మలు చేశాడు ఇవన్నీ చెప్పారు కదా అంటే, అక్కడ మళ్ళీ భగవద్గీతలు కూడా మనకి ప్రస్తావన వస్తుంది. అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇందాక చెప్పిన సర్వాపేక్షత్వాత అన్నట్టు, ఆశ్రమాదుల్లో ఉన్నప్పుడు దానికి విధించినవి చెయ్యాలి. అది ఇక్కడ వాడు ఏ ఆశ్రమంలో, ఆయన గృహస్థాశ్రమంలో క్షత్రియుడిగా పాలకుడుగా ఉన్నాడు గనక క్షత్రియోచితమైన యజ్ఞయాగాదం చేశాడు. ఎలా చేశాడు? కర్మఫలాన్ని ఆశించకుండా చేశాడు. కనుకని ఇక్కడ తెలుసుకోవాల్సింది, జ్ఞానమునకు సాధన కోసం కర్మ చేసేవాడు ఫలాన్ని నాశించకుండా చేస్తాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే సిద్ధపురుషులు ఇక్కడ పెద్ద రహస్యమైన మాట, సిద్ధపురుషులు గృహస్థాశ్రమంలో కూడా ఉండొచ్చు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. సాధక పురుషులు వేరు, సిద్ధపురుషులు వేరు. చాలా జాగ్రత్తగా శాస్త్రం గనక పదునుగా ఉండాలి, బీ అటెంటివ్. అదే ప్రతిదానికి కూడా కర్మ ఇందాక చెప్పిన ప్రకారంగా ఆశ్రమాదల్లో ఉన్నవారు ఆశ్రమ విహితమైన కర్మలు మోక్షం కావాలనుకున్నా చెయ్యాలి, విహితం కనుక చెయ్యాలి, మోక్షానికి సహకరిస్తాయి కనుక చెయ్యాలి. ఇది సాధకుడికి సంబంధించిన విషయం. సిద్ధుడు, సిద్ధుడు కూడా ఉండొచ్చండి. గృహస్థాశ్రమంలో ఉన్న సిద్ధులు ఎంతమంది ఉన్నారో మనకేం తెలుసు, మేము చూసాం అలాంటి వాడిని. మనకు తెలీదు గృహస్థాశ్రమంలో ఉంటారు బ్రహ్మచారి. ఎందుకంటే సిద్ధులకి ఆశ్రమాలు, పోర్టుఫోలియోలు, కార్డులు, బోర్డులు ఉండవు. మనం పోల్చుకోకూడదనే ఉంటారు వాళ్ళు. వాడు బ్రహ్మచారి దశలో ఉండొచ్చు, సన్యాసి దశలో ఉండొచ్చు. వాడు కర్మ కొద్దీ ఆశ్రమంలో ఉంటాడు, ప్రారంభవశాత్తు ఏదో ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా చేయాల్సినవి చేసేస్తూ ఉంటాడు అంటాడు. పోనీ సాధకుడైతే జ్ఞానానికి సహకారం కనుక చేయాలండి, విహితం కనుక చేయాలి. వాడు సిద్ధుడైతేనో, సిద్ధుడు మరి జనకాదులు సిద్ధులు, సాధకులు కారు. ఇది తెలుసుకోవాల్సింది. జనకుడు సిద్ధు సాధకుడు అంటే తప్పు, మళ్ళీ జనకాదులు సిద్ధపురుషులు. అందుకే ఈ ప్రస్తావన చేసింది జరిగింది. జనకుడు అప్పటికే బ్రహ్మవేత్త, సామాన్యుడుగా సర్వము బ్రహ్మముగా చూసేయండి, విదేహ రాజు మహాత్ముడైన. మరి ఆయన ఎందుకు చేశాడయ్యా అంటే, ఆయన సాధకుడే చేయలేదు, సిద్ధుడైనప్పటికీ చేశాడు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే, వాళ్ళు ఆశ్రమంలోనే ఉన్నారు గనక చికీర్షులు లోక సంగ్రహం, లోక సంగ్రహం కోసం చేస్తారు. గీతలో చెప్పిన మాట ఇక్కడ శంకరులు ఉటంకిస్తున్నారు, లోక సంగ్రహం కోసం చేస్తున్నారు. లోక సంగ్రహం అంటే లోకానికి ఆదర్శం చూపించాలి, లేకపోతే మా తాత చేయలేదు, మా తండ్రి చేయలేదు కానీ మేము చేయలేదు అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే నీకేదో బ్రహ్మ విద్యావేత్తనవే అని చెప్పేసి ఇవి చేయక్కర్లేదు అవి చేయక్కర్లేదు అంటే రేపు నీ కొడుకు కూడా చేయడు, నువ్వు పోతే తద్రిని కూడా పెట్టడు, అది వచ్చింది బాధపడు, నువ్వు పాపలోకాలు తిరుగుతుండాలి. మరి ప్రారంభం కాదు. అందుకు తర్వాత వాళ్ళకి కోసమని చికిత్సలు లోక సంగ్రహం, లోకానికి మాదర్శం చూపించడం కోసమని చేయాలి. ఎవరు? సిద్ధులేని వాళ్ళు. సిద్ధులు దాకా ఎందుకండి? అసలు బ్రహ్మమే అవతరించితే అతను ఏ ఆశ్రమంలో ఉంటాడు, దాని తగ్గట్టు ప్రవర్తిస్తాడు. సిద్ధుడే అంటకపోయినా చేస్తున్నాడు, సాధకుడు అంటకుండా చేయాలి. సిద్ధుడు ఎలాగో అంటాడు, అయిపోయింది. మరి అవతార పురుషుడు ఈశ్వరుడే అవతరించితే ఆయన కూడా చేస్తాడు, లేకపోతే సాక్షాత్ ఈశ్వరుడే అవతరించి కూడా ప్రతి ఇంట్లో నారదుడికి సంధ్యావందనం చేసుకునేవాడు, అగ్నిహోత్రం చేసుకునే కృష్ణుడు కనబడ్డాడు. తెలుసా, గుర్తున్నాయా భాగవత కథలు? అందుకు చూడాలి భాగవతం, ఎంటర్టైన్మెంట్ దృష్టితో కాదు. అంతేకాదు ఆ మహానుభావుడు ఎప్పుడే కర్మలు చేయాలో జాగ్రత్త, గోపూజ చేస్తున్న కృష్ణుడు, రథాన్ని తోలుతున్న కృష్ణుడు, ఆయన సాధకుడా సిద్ధుడా? ఏ కోటికి చెందినవాడు ఆయన? సాధకులు జ్ఞానానికి సహకారి కనుక చేస్తారు, సిద్ధులు లోక సంగ్రహం కోసం చేస్తారు. నువ్వెందుకు చేస్తావంటే నేనైనా చేస్తాను, ఎందుకంటే నేను ఆశ్రమంలో ఉన్నాను గనక నా ధర్మం నేను చేస్తాను అని అక్కడ అది. కనుక ఎవరైనా సరే ఆశ్రమోచితమైన కర్మను ఆచరించుతారు. సిద్ధులు వాళ్ళు అసలు అంటకుండానే ఆచరిస్తారు, వీళ్ళు ఆశించకుండా ఆచరిస్తారు సాధకులు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ రెండూ లేనివాడా ఎలాగూ చేయాలి, పుణ్యం కోసమో దేనికోసమో సరే పక్కన విషయం. కనుకనే అనాశ్రిత కర్మఫలం కార్యం కరోతి యహ అనేటువంటి మాటను ఇక్కడ చూపించారు. అంతేకాకుండా అనభిభవంచ దర్శయతి, ఇది ఒక అద్భుతమైన సూత్రం అండి. ఈ ప్రకరణం అంతా కూడా వెలిగిపోతుంటుంది. ఎందుకు చెప్పండి, మన సబ్జెక్టు కనుక మనకు పనికొస్తుంది. మన సబ్జెక్ట్ అంటే ఇప్పుడు మనం చేస్తున్న సబ్జెక్టు కాదు, మనం చేయాల్సిన సబ్జెక్టు. అనభిభవంచ దర్శయతి, అనభిభవం చాలా చక్కటి మాట ఇది. ఇవి చేస్తూ కానీ సాధన చేస్తే వాడు పతనము కాకుండా ఉంటాడు. గొప్ప మాట చెప్పారండి ఇక్కడ. సత్కర్మలు ఆచరిస్తూ సాధన చేసేవాడికి నాశనం అనేది ఉండదు. అనభిభవం అంటే దెబ్బతినకుండా ఉండడము అనమాట. దెబ్బతినకుండా ఉండడం అనేది కనిపిస్తున్నది అని దీని యొక్క అర్థం. అంటే క్లేశాల వల్ల నాశనం కాడు, ఇది దీని యొక్క అర్థం అండి సూత్రకారుడు చెప్తున్నది. సత్కర్మలు ఆచరిస్తూ మనం బ్రహ్మ విద్య కోసం సాధన చేస్తూ ఉంటే ఎక్కడో సాధనలో ఏం లోపాలు వచ్చినప్పటికీ ఇది కాపాడుతుందిట. పైగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, బ్రహ్మ విద్య సాధకుడికి బ్రహ్మ విద్య కావాలి అంటే కొన్ని దోషాలు పట్టేస్తుంటాయి. అవేంటి? అవిద్య, రాగము, ద్వేషము, అస్మిత, వీటిని క్లేశములు అంటారు. క్లేశం అనే మాట అందరూ వింటారు కదా, వింటారేంటి అంటారు కూడా, కానీ క్లేశం అనే దానికి అసలు అర్థం అవిద్య, రాగము, ద్వేషము, అస్మిత. వీటి గురించి మనం అనేక మార్లు వివరించుకున్నాం కనుక చెప్పనక్కర్లేదు. అవిద్య ఒకటి, రాగద్వేషాలు, అదే నేను ఉన్నాను అనేటువంటి భావం, ఇవన్నీ ఉంటాయి, ఇవి క్లేశములు. ఈ క్లేశములతో దెబ్బతినేస్తూ ఉంటుంది సాధన. ఇది చాలా అయితే ఈ విహితమైన కర్మ సహకారిగా ఆచరించడం చేత ఏమవుతుంది అంటే ఆ క్లేశాల నుంచి క్రమంగా మనల్ని ఇదే చిత్తశుద్ధిని ఇవ్వడం అంటే మరేంటో కాదు. అది క్లేశాదుల నుంచి దూరం చేస్తుంది. అది క్లేశాదులు పోగొట్టి విద్యను ఉత్పాదన చేయడానికి కోసమని యజ్ఞ దాన అధ్యయనాదులు సహకరిస్తాయి. ఇది తెలుసుకోవాల్సింది. ఇవి చేయడం వల్ల పాపములు పోతూ అవిద్యారాగ అస్మిత ద్వేషములు పోతాయి. ఇది ఇక్కడ చూపించారు. అందుకే ఏష యాత్మ ననశ్యతి ఎం బ్రహ్మచర్యేణ అనువిందతే అని చాందోగ్యంలో మంత్రం చూపించారు. ఈ నియమపాలన చేసినటువంటి వాడికి ఆత్మ నశించదు. అంటే ఆత్మ ఎలాగూ నశించదు. ఆత్మ నశించదు అంటే వీడికి దెబ్బతినడు అది పొందడంలో అనే విషయం ఇక్కడ సూచించారు. ఇక్కడ తర్వాత అధికరణంలో చూపిస్తున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు తేలిన విషయం ఏంటి, ఆశ్రమాదల్లో ఉన్నవారు వారు ఆశ్రయ నియమములు విధించబడినవి గనక చెయ్యాలి, జ్ఞానానికి సహకారములు గనక చెయ్యాలి. ఇది సూత్రంగా మనం అర్థం చేసుకున్న విషయం. ఇప్పుడు అసలు ఆశ్రమాలు లేని వాళ్ళు, ఇది కొందరికి ఏ ఆశ్రమం లేని పరిస్థితి వస్తుంది వాళ్ళ విషయము అంటే ఉదాహరణ చూపిస్తున్నాడు. దీని ఉద్దేశం ఏంటంటే బ్రహ్మ విద్యకి మానవుడైన ప్రతి వాడు కూడా తగిన వాడే అది. అంతేగాని బ్రహ్మ విద్య మాకు అక్కర్లేదండి అని కాదు, బ్రహ్మ విద్య అందరికీ కావాలి, అందుకే పుట్టాం. కానీ నువ్వెక్కడున్నావో దానికి తగ్గ సాధన చేయాలి. బ్రహ్మ విద్య మాకు కావాలండి అని సన్యాసుల్లో మనం కూర్చుంటే లేవలేదు. మనం ఎక్కడున్నామో దానికి తగ్గ సాధన చేయాలి. కనుకనే భగవంతుడు ఇచ్చిన జీవితం అనే అవకాశాన్ని నువ్వు నీకు తగినటువంటి శక్తియుక్తులతో బ్రహ్మ విద్య ప్రాప్తి కోసం ఉపయోగించుకోవాలి. ఇది ఒక్కటే దీనిలో సూత్రం. ఉపయోగించకుండా గడిపేశామా, వాడిని ఆత్మఘ్నుడు అంటారనే విషయం మనం అనేక మార్లు చెప్పుకున్నాం. కనుక ఇప్పుడు చెప్తున్నది అంతరాపిచ దర్శయతి. మహాత్ములు వాళ్ళు విద్యావేత్తలు అయ్యారు, వాళ్ళు విధురులే. అలాగే బ్రహ్మచర్యాద ఆశ్రమాల్లో లేనటువంటి వారు కూడా వేత్తలయ్యారు. అంటే గత జన్మల సంస్కార ఫలితంగా అటువంటి మహాత్ములకి అటువంటి అనుకూలమైన పరిస్థితులు లభిస్తాయి. అపిచ స్మర్యతే, పురాణాల్లో కూడా అలా విషయం ఉన్నాయి. ఒకటి వైదికమైన కథ చెప్పారు, పురాణాల్లో కూడా ఉన్నాయి, పురాణముల్లోని ఇతిహాసాల్లో కూడా ఉన్నాయి. అందుకు స్మర్యతే అని వచ్చిన ప్రతి చోట ఇతిహాస పురాణములు. ఇది వాళ్ళు ఎవరయ్యా అంటే సంవర్తుడు మొదలైనటువంటి వాళ్ళు. వాళ్ళకి ఏ ఆశ్రమం లేదు. కొంతమంది దిగంబరులే సంచరిస్తుంటారు, వాళ్ళు అవధూతలు, వాళ్ళు ఏ ఆశ్రమం ఉండదు. వాళ్ళు బ్రహ్మజ్ఞులే, వాళ్ళు సిద్ధదశలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి ఏ ఆశ్రమం లేదు. ఇందాక చెప్పారు రమణులు కూడా, వాళ్ళు ఏ ఆశ్రమం లేదు. ఏ ఆశ్రమం లేదన్నమాట రెండు, ఏ ఆశ్రమం లేని పరిస్థితి అని కాదు, ఏ ఆశ్రమం అక్కర్లేని సుస్థితి వాళ్ళకి. మహాత్ములు వాళ్ళు గత జన్మల్లోంచి వచ్చిన సాధనలో ఏదో కర్మశేషం అక్కడ మిగిలితే ఇక్కడ పుడతారు, జీవన్ముక్తులైపోతారు మహాత్ములు వారు. ఒక రమణులు లాంటి వారిని ఇక్కడ చెప్పారు. వాళ్ళకి ఏ ఆశ్రమం ఉందండి, రమణుల చరిత్రలో మనకు ఘట్టం కనబడుతుంది. ఆయన అప్పటికే సిద్ధపురుషుడే కూర్చున్నారు, ఒక పీఠాధీశ్వరుడు వెళ్తున్నట్ట. రమణులంటే గౌరవం లేని పీఠాధీశ్వరులు లేరు, అందరికీ ఆయన అంటే చాలా గౌరవం. అయితే సంప్రదాయం తెలిసిన వారు ఆయన సన్యాసాశ్రమం లేకపోయినా ఆయన జీవన్ముక్తుడు అని మనసారా నమస్కారం చేసుకుంటారు. అది కంచి మహాస్వామి వారు రమణుల వారిని ఎక్కడున్నా తలంచుకుంటే చాలా నమస్కారం చేసుకునేవారు. విదేశాల నుంచి వచ్చిన పాల్ బ్రంటన్కి నువ్వు ఇటు అటు తెరక్కు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళని చెప్పారట. ఆయన ఒక్కడే అప్పటికి సిద్ధపురుషుడు, మహాత్ముడు, జీవన్ముక్తుడు. ఆ జీవన్ముక్తుడైన ఆయన వద్దకు ఒక పీఠాధీశ్వరుడు ఎవరో వెళుతూ, ఇంత చక్కటి బ్రహ్మజ్ఞానం ఉన్నవాడివి, సన్యాసాశ్రమం తీసుకుంటే బాగుంటుంది కదా, నేను పర్వతం దగ్గర నుంచి వచ్చే లోపల నువ్వు ఆలోచించుకో అన్నట్ట. ఈ లోపల రమణులు వారు చూస్తూ ఉన్నారు. నిజమే సన్యాస పద్ధతి ప్రకారంగా ఆయన బ్రహ్మచర్యం గృహస్థు ఏమీ కాదు, ఆయన చూస్తూ కూర్చున్నారు. ఆ సమయంలో ఎవడో కుర్రవాడు వచ్చి పుస్తకం మీ దగ్గర ఉంచండి నేను వెళ్ళిపెట్టండి, అరుణాచల మహాత్మ్యం. అది తీసి చూస్తే ఇక్కడ చేరినటువంటి మహాత్ముడికి ఈ ఆశ్రమాలు అక్కర్లేకుండానే సిద్ధి పొందుతూ వాడికి ఆశ్రమ స్వీకారం అవసరం లేదన్నట్ట. అందులో ఉంది ఆ వాక్యం. తిరిగి మహాత్ముడు వచ్చి ఏం ఆలోచించుకున్నామంటే ఇది చూపించట్టు, దాన్ని చూపిస్తే నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆ ఇచ్చినవాడు శివుడే, అక్కడ తెచ్చి ఆ పుస్తకం ఇచ్చాడు మహానుభావుడు. ఇక్కడ ప్రమాణం అనమాట అది. అందుకు వారికి ఆశ్రమాలు లేవు. కనుక ఆశ్రమాలు లేని వారు తరించరు అంటే వాళ్ళకి ఏ ఆశ్రమం లేదు కదండి, వారి విషయం. అలా అన్నామని అందరూ అలా చేయడానికి లేదయ్యా, మళ్ళీ గట్టిగా చెప్తున్నాడు ఇక్కడ వారికే. జీవన్ముక్తులు వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు కూడా దొరకరు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా సమహాత్మా సుదుర్లభ వాసుదేవ సర్వమితి, వాడు మహా సుదుర్లభుడు. వాడు చేసాడు కనుక ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, వీళ్ళు మనకి నమస్కారం చేసేవాళ్ళు కానీ వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోలేము. అది ఇక్కడ చెప్తున్నారు. అందుకు వారి విషయంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు. అయితే విధురాది పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు ఎలాగూ జీవన్ముక్తావస్థ ఉన్నటువంటి వాళ్ళు, విధురుడు మొదలైన వారు ఉన్నారు, వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ హాయిగా వారు చేయవలసినవి ఉన్నాయ్యా. తేషామపిచ వారికి కూడా చేయి దగ్గర ఉన్నాయి. కానీ విధురుడైనప్పటికీ కూడా నేను గృహస్థ ధర్మం చేయలేనే, అగ్నిహోత్రాదులకు అధికారం లేదే అని బాధపడక్కర్లేదు. వాడికి కూడా పురుషుడైన వాడు ఎవడైనా చేయదగ్గ కొన్ని నియమాలు శాస్త్రం చెప్తున్నది. చూడండి ఇక్కడ, పురుషుడైన వాడు, మళ్ళీ స్త్రీలు కాదా అని అనద్దు దయచేసి. పురుషుడు అంటే మానవుడు, మానవుడైన వారు ఎవరైనా చేయదగ్గ కొన్ని నియమాలు ఉన్నాయి, అవి చేసుకుంటే పర్వాలేదు అన్నాడు ఇక్కడ. అందుకు పురుషమాత్ర సంబంధిభి జపోపవాస దేవతారాధనాదిభి ధర్మ విశేషై అనుగ్రహో విద్యాయా సంభవతి. ఇది శంకరులు చెప్పినటువంటి మాట. పురుషుడై పుడితే చాలు వాడు జప ఉపవాస దేవతారాధనలను పడే ధర్మములతో బ్రహ్మ విద్య యొక్క అనుగ్రహాన్ని పొందగలడు. ఇది సూత్రం చక్కగా చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనకు తెలిసింది ఇవి చాలా ముఖ్యమని తెలిసింది. ఇది విధులు కూడా చేయవచ్చు జపము, కనుక జపం గొప్ప సాధన ఆధ్యాత్మిక రంగంలో. అయితే జపం అక్కడ చేస్తే చాలండి, మళ్ళీ అక్కడ ఆగిపోమని నేను చెప్పట్లేదు. తర్వాత స్టెప్ జపం క్రమంగా అంతర్ముఖం చేస్తూ ధ్యానం కూడా వెళ్ళాలి. ఒకప్పుడు జపము ధ్యానము కలిపి చేయాలి, అది వేరే విషయం. అందుకే జప్యేనేవతు సంసిద్ధ్యే బ్రాహ్మణో నాత్ర సంశయ కుర్యాదన్యన్న కుర్యాన్ వా మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే అని స్మృతి వాక్యాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. వాడు జపముతో దేన్నైనా సాధించగలడు, కానీ ఏది చేసినా చేయకపోయినా జపాదుల్ని మాత్రం మానరాదు. అందుకే కృష్ణ పరమాత్మ తీసుకుని యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని చెప్పడంలో గొప్పతనమిది. కనుక జపం గొప్ప విషయంగా చెప్పబడుతున్నది. ఆ జపం ద్వారా క్రమంగా మైత్రీభావాన్ని పొందుతాడు. మైత్రీభావం అంటే ఏ వ్యక్తి పట్ల ద్వేషము లేని పరిస్థితి. ఇది కావాలి. మన జపం సిద్ధించిందా లేదా అంటే నువ్వు ఇంకొకరి పట్ల ద్వేషము నింద ఇచ్చాది బుద్ధులు లేకుండా ఉన్నావా లేదో చూసుకో. అందుకని కోటి రామన్ చేశానండి, కోటి కృష్ణ చేసామండి, కానీ వాడిని తిట్టా వీడిని తిట్టా, వీడిలో లోపించా వాళ్ళు లోపించి, ఇదే బతుకైపోతుంది, ఇంకేం సిద్ధి. అందుకే కేవలం జపాలకు దొరకదు, మైత్రియాది వాసనా లభ్య అక్కడికి రండి. మళ్ళీ అదంతా శాస్త్రమే. అందుకే మైత్రి ఆది వాసనాలభ్య అన్నాడు ఇక్కడ. అందుకు ఇవన్నీ ముఖ్యాంశాలు. మైత్రి ముదితా కరుణ ఉపేక్ష అనేక వాళ్ళు చెప్పుకున్నాం కదా. కనుక నీ జపాదుల ద్వారా ఇవి మైత్రియాదుల ద్వారా సాధించిన వాడికి ఇంకోటి అక్కర్లేదయ్యా. మైత్రియాది సంస్కారాలకు ఉన్నవాడు ఇతర కర్మలు చేసినా చేయకపోయినా తరించుతాడు. అందుకే మైత్రియాది సంస్కారములు చాలా అవసరము అనే విషయం ఉన్నది. అలా చేస్తే తప్పకుండా, ఎందుకంటే సత్కర్మ ఏది వృధా పోదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అది ప్రస్తావన. మరొక సూత్రం ఇంకా గొప్పగా చేస్తాడు. అందుకే అతస్త్వితరజ్యాయో లింగాశ్చ ఇలా చెప్పాం గనక ఏ ఆశ్రమం లేకపోయినా తరించిపోతాడండి అనవద్దు అని సూత్రం యొక్క అర్థం. ఏ ఆశ్రమం లేకపోవడం కంటే ఏదో ఒక ఆశ్రమంలో ఉండడమే శ్రేష్టము. ఈ వాక్యం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆశ్రమంలో లేకపోవడం ఒక దౌర్భాగ్యం, అది పూర్వపాప విశేషం చేత ఏ ఆశ్రమం లేని పరిస్థితి వచ్చిందండి అంటే అప్పుడు ఓదార్పుగా చెప్పారే కానీ ఏదో ఒక ఆశ్రమంలో ఉండాలి. ఎందుకంటే శాస్త్రం నిర్దేశిస్తున్నది అనాశ్రమీ నతిష్ఠేత దినమేకమపి ద్విజ. ఏ ఆశ్రమము లేకుండా ఒక్కరోజు కూడా బ్రతకూడదు ఇక్కడ. అసలు ఇప్పుడు ఆశ్రమాలు అంటే ఏంటో తెలుస్తున్నాయా? పెళ్ళైతే గృహస్థు, పెళ్ళి కాకపోతే బ్రహ్మచారి, అంతే కదా. రిటైర్ అయిపోతే వానప్రస్థు, ఎవరికి పనికి రాకుండా అయిపోతే సన్యాసి. ఇప్పుడు ఇవి పనికి వచ్చింది మనకంతే. ఇవి మనం ఈ రోజుల్లో అనుకుంటున్న మాటలు. అందుకే పెళ్లి కాని వాళ్ళు అందరినీ బ్రహ్మచారులు అనేస్తాం. మహాదోషం ఇక్కడ. ఏమిటి ఇక్కడ తెలియట్లేదు. ఏ ఆశ్రమధర్మాలు అండి? గృహవ్రతులు ఉన్నారు కానీ గృహస్థులు లేరు. ఇప్పుడు చాలా తగ్గిపోయారు. గృహస్థులు అంటే యజ్ఞదాన తపస్సులు ఇవి చేసేటటువంటి వారు, పంచయజ్ఞాలు చేసేవాళ్ళు. ఏరి ఇప్పుడే రిటైర్మెంట్ అయ్యి మొదలెట్టానండి, తీరిగ్గా ఉన్నాను కనుక సంధ్యావందనం. రిటైర్ అయ్యి మొదలెట్టేయండి విష్ణు శాస్త్రం అన్నాడు ఇక్కడ. అవి కాదు, అప్పుడు అవన్నీ విడిచిపెట్టేయాల్సిన పరిస్థితులకు వెళ్ళగలిగితే సంతోషం. అప్పుడు మొదలెట్టేట, ఇంకెప్పుడు గౌతుంది బతుకు. నగి నగి రక్షతి డుక్రిన్ కరణే, అంత ప్రారంభం అండి అక్కడ. ఎప్పుడైతే కర్మ స్వీకరించావో బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం అప్పటి నుంచి మొదలెట్టాలి ఇవన్నీ కూడా అక్కడ. అది తెలుసుకోవాల్సిన అంశం. కానీ ఇవాళ మనం వచ్చేసి ఏదో దేవుడి గురించి కబుర్లాడి, భక్తి గురించి, బ్రహ్మం గురించి మాట్లాడేమో అంటే వంచన వంచన వంచన. గుర్తుపెట్టుకుని ఎవరిని వంచిస్తూ ఆత్మవంచన ఎవడికి ప్రయోజనం చెప్పండి ఇక్కడ. అందుకే శాస్త్రం చెప్తుంది అనాశ్రమీ నతిష్ఠేత దినమేకమపి. ఒక్కరోజు కూడా ఆశ్రమం లేకుండా ఉండకూడదు అయ్యా. సంవత్సరం అనాశ్రమీ స్థిత్వా కృచ్చరమేకం చరేత్. ఒక సంవత్సరం కాలం ఏ ఆశ్రమం లేకుండా ఉంటే కృచ్చర చాంద్రాయణ వ్రతం చేయాలట. అదేంటో చెప్పండి అని రాసుకుంటే పెద్ద సబ్జెక్ట్ అది, వదిలేండి. శాస్త్రం చెప్తుంది కృచ్చరం అనే పెద్దది వ్రతం, అది చెయ్యాలి అన్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ఒక మరొక సూత్రం వస్తున్నది. అయ్యా ఒక ఆశ్రమంలో ఒకడు ఉన్నాడు, వాడు కింద పడిపోయాడు ఆశ్రమాన్ని విడిచిపెట్టి. వాడు గతో చూడండి ఎన్ని అద్భుతమైన మాటలు. అంటే మనకి ఎన్ని ఇక్కడ ఆపర్చునిటీసు ఆల్టర్నేటివ్స్ అన్నీ చెప్పేస్తున్నాడు. ఇది అవకాశాలు, అక్కడ నుంచి పడిపోతే ఇది అవకాశం అన్నీ చూపిస్తున్నాడు. కనుకనే మనకి ఇదంతా ఒక కోర్సు, తరించడానికి ఒక సాధన కోర్సు అలా ప్యాక్ చేసి ఇచ్చేసాడు ఇక్కడ బ్రహ్మసూత్రాల్లో. ఆ దృష్టితో వినేవాళ్ళకి అంత ఆనందకరమో ఇవన్నీ కూడా. ఎందుకంటే ధర్మం వింటూ ఉన్నా పాపం పోతుందిట, అది ఇక్కడ. కనుక ఇది వింటూ ఉంటే పాపనాశ్రమే మనకి ఇంకేం కావాలండి? ఒకవైపు వేదాంత శ్రవణం, మరొకవైపు ధర్మశ్రవణం, ఎంత భాగ్యం మనకి. ఆ రెండు వింటే చాలు నాకు శాంతి వస్తుంది అన్నాడు ధర్మరాజు. అందుకే మఠం వేసి కూర్చున్నాడు భీష్ముడి దగ్గర. లేకపోతే అంత యుద్ధాలన్నీ అయ్యాక అప్పటి వరకు ధర్మాలు తెలియవినా ధర్మరాజుకి, వింటే శాంతి వస్తుంది కనుక. కనుక మనందరికీ శాంతి కోసం వింటున్నాం అనుకుందాం. తద్భూతస్యతు నా తద్భావో జైమినేరపి నీమా తద్రూపాభావేభ్య. కర్మశాస్త్రంలో ఉద్దండు జైమిని, ఆయనకు నమస్కారం చేయాలి. ఆయన కూడా చెప్తున్నాడు, ఒక పై ఆశ్రమంలో ఉన్నవాడు దానికంటే కింద ఆశ్రమానికి దిగరాదు, గట్టి మాట చెప్తున్నాడు ఇక్కడ. అది జైమిని కూడా అదే చెప్పాడు. బాదరాయణులు అందరూ శాస్త్రమంతా అంగీకరిస్తుంది. అందుకే దీని విషయం ఏంటంటే చూడండి, సన్యాసానికి ఎవడర్హుడు? అంచెలంచెలుగా వెళ్ళాలండి అని కొందరు అంటారు. బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, అది పద్ధతి, అందులో సందేహం లేదు. ఎందుకంటే జీవస్వభావం ఒకటి ఉంటుంది. ఇవాళ ఏవో నాలుగు ఉపనిషత్తులు విన్నామనో, లేక ఒక మంచి వేదాంత సినిమా చూసామనో, వెంటనే రేపు సన్యాసం తీసేసుకుంటానంటే నీ లోపల బేసిక్గా ఉండేటువంటి శారీర లక్షణాలు, నీ సంస్కారం అనేటువంటి నీకు తెలుసా? తర్వాత ఎప్పుడో సన్యాసం తీసుకున్నాక అయ్యో గృహస్థ ఏంటో బాగుండు నేను పశ్చాత్తాపం ఎక్కడో పడతాను. ఇప్పుడు అలాంటి వాళ్ళే మనకి స్కామ్ల్లో వాటిల్లో దొరుకుతూ ఉంటారు. మహా విషయం ఇక్కడ ఇది. కనుక జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో. కనుక సులభం కాదు సన్యాసం అనేది. ఎంత కావాలండి సన్యాసం? ఇచ్చేవాడేం పరిశీలించాలి ఇక్కడ? ఇప్పుడు ఇవ్వడం సులభమైంది, పుచ్చుకోవడం సులభమైపోయింది. ఇచ్చేవాడు అసలు ఎంత పరిశీలించాలి? ఇచ్చేవాడికి అంత యోగ్యత ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ సన్యాసం పుచ్చుకునేది కాదు, అది దీక్షగా వెళ్ళి స్వీకరించాలి. ఇచ్చేవాడు పరీక్షించాలి. ఇవన్నీ చాలా చాలా విధులండి. ఇప్పుడు విధులు పోయే అన్ని పేర్లు, అన్ని పేర్లు మిగిలింది. గృహస్థాశ్రమం పేరుకి ఎలా మిగిలిందో అది అలా మిగిలింది. ఇంక ఇది నయం, పతనం కాకుండానే ఉంటాం చేసుకునే ఏదో స్థితి ఎప్పటికప్పుడు అవి. కనుక సన్యాసాశ్రమం వాడు మళ్ళీ వెనక్కి వస్తే రారా, ఒక్కసారి హిమాలయ పర్వతాలు తిరిగితే కనబడుతుంది. అది తెలియాలి అంటే మహానుభావులు స్వామి చిన్మయానంద్ గారి గురువు గారి తపోవన్ మహారాజు ఒక అత్యద్భుతమైన గ్రంథం రచించారు, హిమగిరి విహారం. చదవండి, సన్యాసుల జీవితం అంటే ఏంటి తెలుస్తుంది అక్కడ ఎంత మహాత్ములు. ఆ తపోవన్ మహారాజు గారు గొప్ప సిద్ధ పురుషులు, మహాత్ములు, బ్రహ్మవేత్త. ఆయన సంచారంలో ఒక చోటట ఒక కుటుంబస్తుడు పిలిచి భోజనాన్ని పిలిచాట. ఏమిటయ్యా నువ్వు ఎవరు అంటే ఇదివరకు సన్యాసిని అన్నట్టు. అని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు వాడు వెనక్కి వచ్చి. అలాంటి ఉన్నారు, అదొక ప్రపంచం. ఎంత ఘోరమో, బ్రహ్మ విద్య నేర్చుకుంటామని వెళ్ళిన వాళ్ళు పరస్పర ద్వేషాలతో హననాదులకు కూడా దిగిన ఘట్టాలు ఋషికేశ్ మొదలైన చోట చరిత్రలు. మనం ఇక్కడ కూర్చుని హిమాలయ హిమాలయాలు అంటాం కానీ మొన్న మధ్య ఋషికేశ్ నుంచి యోగీశ్వరుడితో కబుర్లు ఆడుతుంటే ఆయన చెప్పాడు ఇలా ఉన్నాయట అక్కడ విశేషాలు, ఆశ్చర్యం. కనుకనే ఊరకనే ఉబలాట పడుకోవడం కాదు, ఉన్న చోట హాయిగా జాగ్రత్తగా చేయాల్సింది చేస్తే అది నీకు తర్వాత తీసుకెళ్తుంది. కానీ మన గృహస్థల మీద ఏదో సన్యాసం గొప్పదేమో అనుకుని ఒక్కసారి ఇక్కడ నుంచి ఉరకక్కర్లే, ఇందులో చేయాల్సింది సరిగ్గా చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన పరిస్థితి. లేకపోతే అలా అయిపోతాం. అప్పటికేదో అనిపించింది, వెళ్ళిపోయాడు, తర్వాత మరొకటి అనిపిస్తుంది. మనస్సు ఉంది భయంకరమైన వస్తువు అండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ ఉపన్యాసం బాగుంది అనిపిస్తుంది, రేపు బాగులేదు అనిపిస్తుంది. ఇదే ఉపన్యాసం, ఏం చేస్తాం? కనుక ఇవే ప్రమాణాలు, జాగ్రత్తగా చూడవలసింది. అందుకే తద్భూతస్యతు, ఇక్కడ ఒక మాట, ఎవరెవరు సన్యాసానికి అర్హులు? బ్రహ్మచర్యాశ్రమం నుంచి కూడా సన్యాసానికి వెళ్ళొచ్చారు జంపింగ్, కానీ అంత తేలిక కాదు. ఒక ఊర్ధ్వరేతస్కులు, ఆ శబ్దం సామాన్యం కదండి, ఆ పేరే గొప్ప విషయం. ఒక ఊర్ధ్వరేతస్కుడు, ఒక నైష్ఠిక బ్రహ్మచారి బ్రహ్మవేత్తగా అవుతాడు, సన్యాసి అవుతాడు. నైష్ఠిక బ్రహ్మచారిని బ్రహ్మచర్యాశ్రమంలో ఉంటూనే బ్రహ్మవిచారం చేసేవాడు. వాడికి వైరాగ్యం కలిగింది గురువు దగ్గర శాస్త్రాలు చదివిన తర్వాత. పూర్వజన్మ సంస్కారం వల్ల వైరాగ్యం కలిగింది. వాడు అప్పుడు గురువు దగ్గర నిష్ఠుడయ్యి తాను చేయవలసిన బ్రహ్మచర్య నియమాలు పాటిస్తూ వేదాంత శ్రవణమన్నది ధ్యాసనములు చేసేవాడిని నైష్ఠిక బ్రహ్మచారి అంటారు. వాడు బ్రహ్మవిద్యకు అర్హుడే. వాడు గృహస్థ కానక్కర్లే, వానప్రస్థ కానక్కర్లేవి నైష్ఠిక బ్రహ్మచారులు అంటారు. అది వాడు కర్తవ్యం నుంచి మనం తప్పించుకోవడం కాదు, వాడు కుదిరింది సంతోషం. కేవల బ్రహ్మచారుల్ని ఉపకుర్వాణులు అంటారు. ఎవరిని ఏమంటారో పేర్లు చూడండి, ఉపకుర్వాణులు. వాళ్ళు ఉపకుర్వాణుడా? వాడు వేదాధ్యయనం చేయడం వాడి పద్ధతి, వాడిది. బ్రహ్మవిద్య కావలసిన వాడికి అత్యంత మహాత్మాన ఆచార్య కులేవ సాధయన్ అరణ్యమీయాదితి పదం తతో పునరేయాదిత్యుపనిషత్. ఇది చాందోగ్యంలోని విషయం. ఏమిటంటే ఆచార్యుని వద్ద క్రమముగా విద్య నేర్చుకోవడం చేత వైరాగ్యం కలిగి బ్రహ్మవిద్య నేర్చుకుని ఇంకా నైష్ఠిక బ్రహ్మచారిగా మిగిలిపోయినటువంటి వాడు గొప్పవాడే. వాడు అరణ్యమయ్యాత్, అరణ్యంలో ఉండిపోతూ ఏకాంతవాసం చేస్తూ ఉంటాడు వాడు. తతః అపునరేయాత్, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రాకూడదు. నైష్ఠిక బ్రహ్మచారి వెనకబడకూడదు. అదేవిధంగా సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి వాడు కూడా మళ్ళీ తిరిగి వెనక్కి రాకూడదు. ఇది చెప్పారు. అందుకు ప్రతివాడు కూడా మరణకాలం వరకు ఏదో ఒక ఆశ్రమంలో ఉండి తీరాలి. నాలుగు ఆశ్రమాల్లో ఏదో ఒక దాని యందు ఉండాలి. నిజంగా వైరాగ్యం కలిగితే శాస్త్రీయంగా కర్మ సన్యాసం చేసి సన్యాసవ్వాలి, మరణం వరకు అది కొనసాగించాలి. ఆశ్రమరహితుడికి మోక్షార్హత లేదు, ఇది గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఆశ్రమరహితుడు ఎవడైనా మీకు మళ్ళీ కాషాయాలు వేసుకుని పద్ధతి లేకుండా తయారై కనబడితే వాడిని పాషండు అంటారు. దీని ప్రమాణాలు విష్ణు పురాణాలు కనబడితే పాషండ దర్శనం చేత దర్శనం చేసేవాడికి గతులుండవు. అయితే కలియుగంలో పాషండలు ఎక్కువైపోతారని ఒక మాట ఉన్నది, నేనని లేదు శాస్త్రం చెప్తుంది. కానీ అదే సమయంలో ఈ పాషండల మధ్యలో మనం గతి ఎలాగో అంటే పాషండ ప్రచురేలోకే కృష్ణ ఏవ గతిర్మమ అని గొప్ప మాట చెప్పారు. ఇక్కడ కృష్ణుణ్ణి ఆశ్రయిద్దాం మనం ఏం చేస్తాం కనుక పాషండు అంటాడు. కానీ చతురాశ్రమాల్లో ఏదో ఒక ఆశ్రమంలో ఉండాలి. మరణ పర్యంతం నీకు వానప్రస్థాశ్రమానికి వెళ్ళే దమ్ము లేకపోతే గృహస్థాశ్రమంలో చక్కగా చేసుకోవచ్చు. సన్యాసాశ్రమం స్వీకరించడానికి కావలసిన వైరాగ్యము నిష్ఠ చాలదు అనిపిస్తే నువ్వు వానప్రస్థుగాను గృహస్థుగాను ఉండి ఏదో ఒకదాన్ని చచ్చే వరకు ఉండాలి ఈ పద్ధతి. ఇక్కడ అందుకే ఆచార్యేణ అభ్యనుజ్ఞాత చతుర్నాం ఏకాశ్రమం అవిమోక్ష శరీరస్యాసోను తిష్టే యథావిధి. ఇది శాస్త్రం చెప్తున్నది ఏమని, ఆచార్యుని అనుమతి తీసుకుని నువ్వు చతురాశ్రమంలో ఏదో ఒక దానియందు మరణ పర్యంతం అనుష్ఠిస్తూ ఉండాలి అన్నాడు. అయితే చతురాశ్రమ స్వీకారం క్రమంగా ఆరోహ క్రమంలో ఉండాలి తప్ప అవరోహ క్రమం కాదుకోకూడదు. ఆరోహ క్రమం అంటే ఒకదాని నుంచి ఒక పైకి వెళ్ళాలి తప్ప పైనుంచి కిందకి రావడం లేదు. బ్రహ్మచారి గృహస్థ అవుతున్నాడు, గృహస్థ సన్యాసం వానప్రస్థ అవుతున్నాడండి, వానప్రస్థ సన్యాసం సన్యాసి ఎందుకు సంసారం కాకూడదు, వాడు ఇదైనప్పుడు అంటే కూడదయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే మెట్లు ఎక్కినప్పుడు పర్వాలేదు, ఎందుకంటే దభీమునికి ఎందుకు దిగితే ఏమవుతాడు, పతనం అవుతాడు ఇక్కడ. అందుకే బ్రహ్మచర్యం సమాప్య గృహీ భవేత్ జాబాలు ఉపనిషత్తు. బ్రహ్మచర్యం పూర్తి చేసుకుని గురువు అనుమతి తీసుకుని పద్ధతి ప్రకారంగా గృహస్థు కావాలి. బ్రహ్మచర్యంలోనే వైరాగ్యం కలిగితే అయితే నైష్టిక బ్రహ్మచారి కావచ్చు, సన్యాసి కూడా కావచ్చు. బ్రహ్మచర్యంలోంచి సన్యాసాశ్రమం కూడా ఉన్నది. బ్రహ్మచర్యాదేవ ప్రవ్రాజం జాబాలు ఉపనిషత్తు. అందుకే బ్రహ్మచర్యాశ్రమం తర్వాత గృహస్థవ అన్నీ అయ్యి తర్వాత సన్యాసిని తీసుకోరా అని తల్లి చెప్తే పరమ వైరాగ్య సంపన్నుడు విషయములన్నీ కూడా మిథ్య అని తెలిసినటువంటి వాడు, బ్రహ్మమే సత్యమనే ఎరుక కలిగినటువంటి వాడు, అటువంటి ఊర్ధ్వరేతస్కుడైన వాడు బ్రహ్మచర్యాశ్రమం నుంచి సన్యాసాశ్రమం స్వీకరించవచ్చు. దానికి ఎవరు, ఆదిశంకర భగవత్పాదులు వారు, వారి గురించే అది చెల్లినది అక్కడ, వారికి అది వర్తింపజేస్తున్నది. అలాంటి మహాత్ములు ఎవరైనా ఉంటే వారికి వర్తిస్తున్నది. మనకు శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వంటి మహాత్ములు ఎందరో ఇప్పటికీ జీవన్ముక్తులు ఉన్నారు, బ్రహ్మజ్ఞులు ఉన్నారు, ఉంటారు. వీళ్ళు పాషండలు ఎన్నున్నప్పటికీ ఆ మహాత్ములు ఉంటూ ఉంటారు. వాళ్ళు ఉంటున్నారు కనుక ఇంకా సూర్యుడు వస్తున్నాడు, కాలం ఇలా ఉంది, మనకు తిండి దొరుకుతుంది. మహాత్ములు ఉంటారు, ఎప్పుడూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ వివరిస్తున్నాం. కనుకనే ఆరోహ శృతులు కనిపిస్తున్నాయి కానీ అవరోహ శృతులు లేవు అన్నారు. అవరోహం అంటే కిందకి రావడం అది. అందుకు ఇటువంటి ప్రమాణములన్నీ చూపించి క్రిందికి దిగరాదు. దిగితే ఒకవేళ పొరపాటు పతనమైపోయాడు, వాడికి ఏదో తపన కలిగింది, మళ్ళీ తరించాలనిపించింది, తరించాలంటే వాడికి ప్రాయశ్చిత్తం లేదు, పో అన్నాడు. నచ అధికారికమపి పతనానుమానాత్ తదయోగాత్, ఇది గొప్ప మాట. వాడు ప్రచ్యుతి పొందితే వాడికి ప్రాయశ్చిత్తము శాస్త్రములో లేదు, ఇది విషయం. మరి బ్రహ్మచారి అయినటువంటి వాడు బ్రహ్మచర్యావకీర్ణం నైరుతం గర్ధమమాల భేత అని ధర్మసూత్రాల్లో బ్రహ్మచారి అయిన వాడు పతనమైతే ఒక విధమైన యాగం చేస్తే బాగుపడతాడు అని ఒక మాట ఉన్నది. అలాగే అత్రిస్మృతిలో ఆరుఢో నైష్టికం ధర్మం వ్యస్తు ప్రత్యవతే పునః ప్రాశ్చిత్తం నపశ్యామే ఏన శుద్ధేత్ స ఆత్మ అని ఒక మాట ఉన్నది. ఇది అత్రిస్మృతిలో ఉన్నది, పురాణంలో కూడా ఉంది, అగ్ని పురాణంలో. దీన్ని కూటంకిస్తున్నారు శంకరులు. ఏం చెప్పారంటే ఆరుఢ స్థితి అంటే నైష్టికుడై ఉంటూ, అంటే నైష్టికుడు సన్యాసి. ఆరుఢ స్థితి అంటే సిద్ధదశ కాదండి, సన్యాసాశ్రమాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాం. అక్కడికి వెళ్ళినటువంటి వాడు మళ్ళీ వెనక్కి వస్తే ప్రాశ్చిత్తం నపశ్యామి, ప్రాశ్చిత్తం లేదు, వాడు ఆత్మ, వాడిని వాడు చంపేసుకున్నట్టే అన్నాడు. వాడు దుర్గతి లేదు, వాడి దుర్గతులు వాడికి ఇంకా అనే విషయాన్ని ప్రస్తావించి చూపిస్తున్నారు. అయితే ఇక్కడ మరికొన్ని ప్రమాణాలు చూపిస్తూ వాళ్ళకు కూడా కొన్ని ప్రాశ్చిత్తాలు చూపిస్తున్నారే అన్నారు. పైగా చ్యుతం అయిన దాన్ని ఉపపాతకం అని అంటారండి. ఆ ఉపపాతకం నుంచి వాడికి కొన్ని ప్రాయశ్చిత్తాలు శాస్త్రంలో కనబడుతున్నాయి కదా అని. ఎందుకంటే జైమిని సూత్రాల్లోని సమా విప్రతిపత్తి స్యాత్ శాస్త్రస్థావాతన్ నిమిత్తత్వాత్ అనే సూత్రముల ఆధారంగా వానప్రస్థ పరివ్రాజకులకు కూడా ప్రాయశ్చిత్తాన్ని చెప్పారు కదా అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ గొప్ప మాట చెప్తున్నారు ఏంటంటే, వాళ్ళకి దీక్షాలోపం ఏదైనా వస్తే ప్రాయశ్చిత్తంగా చెప్పారే కానీ ఆశ్రమచ్యుతి గారి గురించి కాదు. ఆశ్రమచ్యుతి కలిగిందని పశ్చాత్తాపడి ఏదైనా గట్టి ప్రాయశ్చిత్తం చేసుకుంటే అది చెల్లుతుందా అంటే ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు. ఒకవేళ ప్రాయశ్చిత్తం చేసుకుంటే, ఇక్కడ ఓదార్పు మాట కూడా ఉందండి, వాడు పర్వాలేదు అన్నాడు. మళ్ళీ ఒక చిన్న ఓదార్పు, కానీ మరి ఎందుకు శాస్త్రం వాడికి పనికిరాడు అని అన్నది అంటే, వాడితో ఇతరులు సంభాషించరాదు, వాడితో ఇతరులు సాంగత్యం చెందరాదు, అందుకు వాడికి ఇంకా ప్రాశ్చిత్తం లేదు అని మేము ఎందుకు అన్నాము అంటే, శాస్త్రం కొన్ని చోట్ల ప్రాశ్చిత్తం చెప్పింది, వాళ్ళు ఆ ప్రాశ్చిత్తం చేసుకున్నా వాడితో ఇతరులు సంభాషించరాదు. ఎవరెవరితో సంభాషించలేరాదో శాస్త్రం చెప్తోంది. వీటిని దయచేసి శాస్త్రంలో ఉన్నది చెప్తున్నాం కానీ ఎవరు ఏమీ అనుకోరాదు. ఆరుహూఢ పతితం విప్రం మండలాచ్చ వినిస్మృతం ఉద్బద్ధం కృమిదష్టంచ స్పృష్ట్వా చాంద్రాయణం చరేత్. ఒకవేళ మామూలుగా చక్కటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళని ముట్టుకుంటే, చాంద్రాయణం అనే భయంకరమైన వ్రతం, తీవ్రమైన వ్రతం అది చేస్తేనే కానీ శుద్ధులు కట్టం, వాళ్ళు ముట్టుకుంటే కనుక వాళ్ళని దూరంగానే పెట్టాలి అన్నారు. అందుకు అలాంటి ప్రాశ్చిత్తం, అటువంటి అప్పుడు అందరూ దూరం పెట్టే ప్రాశ్చిత్తం ఎందుకు చేసుకోవాలండి? ప్రాశ్చిత్తం లేకుండా అలాగే పోతే పోయింది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ప్రాశ్చిత్తం ఎన్ని భయంకరమైన పాపాలు చేసినా పశ్చాత్తాపంతో ప్రాశ్చిత్తం చేసుకోవాలి, లేకపోతే మరి వాడి గతి లేదు. ప్రాశ్చిత్తం అనేది గతి లేదు. మరి వీడు ప్రాశ్చిత్తం చేసుకున్నాడు కదండి, వాడిని ఎందుకు మరి ముట్టుకోరాదన్నారు చూడండి. ఎవరికైతే ఆరుఢ పతితం, ఆరుఢ పతితం అంటే ఉత్తమ పై ఆశ్రమం నుంచి కింద పడిపోయినవాడు, అదేవిధంగా తన వర్ణము కాని వారిని వివాహము చేసుకున్నటువంటి వారు. ఈ మాట అన్నామని మనద్దు, మండలాచ్చ వినిస్తృతం, ఈ మాటకి దర్థం సాంకర్యం. ఎందుకంటే ప్రతివర్ణము గొప్పదే, సాంకర్యమే దోషం కానీ ఇది ఒకటి. అదేవిధంగా ఉద్బద్ధం, ఉరిపోసుకున్న వాడిని ముట్టుకున్నా, ఉరిపోసుకున్న దేహాన్ని ముట్టుకున్నా, చాంద్రాయణ వ్రతం చేయాలి, స్నానంతో సరిపోదు అలాంటి దేహాన్ని ముట్టుకుంటే, ఇవన్నీ వివరించి చెబుతున్నాడు. అలా కొన్ని కొన్ని భయంకరమైన రోగాల పేర్లు చెప్పాడు, అదొక దుస్థితి. ఇవన్నీ వాడిని స్పృశిస్తే ఇది దోషం, అందుకే వారిని దూరంగా పెట్టడం అనేది శాస్త్రంలో చెప్పబడింది అన్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ప్రాశ్చిత్తం మరి వాడు చేసుకుంటే ఏదో పొరపాటును ఏదో చేసేసారండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరు లేను, ఉరిపోసుకున్న వాడికి మళ్ళీ ప్రాశ్చిత్తం చేసుకునే అవకాశం లేదనుకోండి, ఆత్మహత్య అందుకే భయంకరమైన పాపం, వాడిని వదిలేండి. మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా మళ్ళీ ప్రాశ్చిత్తం చేసుకుంటే పర్వాలేదు. మళ్ళీ అది కూడా చెప్పాడు ఇక్కడ, శాస్త్రం తెలుసుకోవాలి, నిజంగా తప్పు చేశారని భావం కలిగితే పశ్చాత్తాపడితే ప్రాచ్యం తెచ్చుకోవచ్చు. అలా కాబట్టి కలుగుతుందండి, తన తప్పుని సమర్థించుకుంటేనే గడిపేస్తారు, కానీ వాడికి నిజంగా వాడు బాగుపడే యోగం ఉంటే ప్రాశ్చిత్తం చేసుకోవచ్చుట, కానీ వాడు ప్రాశ్చిత్తం చేసుకున్న వీళ్ళకి వాడు తగడు. మరి వాడికేంటి లాభం అంటే, ప్రాశ్చిత్తం వల్ల కలిగే లాభం చెప్తున్నాడు ఇక్కడ. పాపం వల్ల రెండు దోషాలు వస్తాయట, అది ఇహలోకంలోనూ దోషము, పరలోకంలో దోషం. ప్రాశ్చిత్తం వల్ల పరలోకానికి సంబంధించినటువంటి దోషం పోతుందిటండి. అంటే అర్థం, వాడికి తర్వాత ఇంకా దుర్గతులు ఉండకుండా సుగతులు ఉంటాయి అది అనమాట. దుర్గతులు ఇంకా ఉండవు వాడికి, సుగతులు ఉంటాయి. ఇది తెలుసుకున్నాక జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చాలా పాపాలు చేశాయని అని ప్రాశ్చిత్తంగానే చేసుకుంటే వాడికి ఇంకా పర్వాలేదు, వాడు తర్వాతైనా సుగతులుంటాడు. ఇవన్నీ కూడాను మహాపాతకు ఉపపాతకాలు, చిన్న చిన్న పాపాలకి వీటికి పర్వాలేదండి అంటే ఊరుకోమని కాదు, వాడి ప్రాశ్చిత్తాలు మనం చేసేటువంటి అనుష్ఠానాలు జపాలతో పోతాయి. ఇప్పుడు ఇలాంటి ఇందాక చెప్పాడు ఆరుఢచ్యుతి ఇచ్చాదుల విషయంలో చెప్పడం, అలాంటి పాపాల గురించి మాత్రము మనం ప్రాశ్చిత్తం చేసుకుంటే తర్వాత జన్మలు దుర్గతులు రాకుండా ఉంటాయి, తర్వాత గతులు దుర్గతులు రాకుండా ఉంటాయి. ఎప్పటికప్పుడు చిన్నదే జీవితం అయిపోతుంది తర్వాత. అందుకు ప్రాశ్చిత్తం పరలోకానికి కావలసినటువంటి ఆ శుద్ధిని ఇస్తున్నది, కానీ ఇహలోకంలో దాన్ని శుద్ధి చేయదు. ఇది తెలుసుకోవాల్సింది, ఇది అనుభవించుతూ మనం సాధన చేసుకుంటూ వెళ్ళిపోవాల్సింది, ఇది ఎలాగూ పూర్తయిపోవాల్సింది. అందుకు వాడు ప్రాయశ్చిత్తం చేసుకున్నా వీళ్ళు ఎందుకు స్పృశించరాదని ఎందుకు చెప్పారో ఇక్కడ విషయం చెప్పడంది కదా. ఇక్కడ ఏవి చెప్పినా కూడా బ్రహ్మ విద్యలో భాగంగా మనకి అవశ్య అనుష్ఠేయములైనటువంటి ధర్మములు చెప్పడమే తప్ప ఇందులో స్వకపోల కల్పనలు ఏమీ లేవు, శాస్త్రంలో ఉన్న విషయమే ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఈ విధంగా వివరించుతూ సహకార్యంతర విద్యధికరణం అనే దాన్ని మొదలు పెడుతున్నారు ఇక్కడ. ఇందులో విశేషం ఏమిటి అంటే, ఇక్కడ ప్రస్తావనలో అద్భుతమైన విషయం చూపిస్తున్నాడు. బ్రహ్మ విద్యలో సాధనలకి సహకారి అయినటువంటి కొన్ని అంశముల గురించి ప్రస్తావన చేస్తూ, తస్మాత్ బ్రాహ్మణ పాండిత్య నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య అధముని అమౌనంచ మౌనంచ నిర్విద్యాథ బ్రాహ్మణ. ఇది బృహదారణ్యకంలో చెప్తున్నది. బ్రహ్మ జిజ్ఞాసు అయినటువంటి వాడు పాండిత్యం నిర్విద్య, పాండిత్యము నిశ్చయించుకుని బాల్యేన తిష్టాసేత్ బాల్యంలో ఉంటూ పాండిత్యమును బాల్యమును బాగా గ్రహించిన తర్వాత మునిగా ఉండాలి. ఇవి నియమాలండి. ముందేం చెప్తున్నాడు, పాండిత్యం నిర్విద్య. అయితే ఇక్కడ సూత్రం చూద్దాం. సహకార్యంతర విధి పక్షేణ తృతీయం తద్వతో విద్యాదివత్ అనే మాట చెప్పారు. అది అర్థం కావాలంటే ఇప్పుడు నేను చెప్తున్న విషయం అర్థం కావాలి సూత్రంకి. ఇక్కడ తద్వత అనే శబ్దానికి పరోక్ష జ్ఞానం కలిగిన సన్యాసికి అని అర్థాన్ని చెప్పారు ఇక్కడ. పరోక్ష జ్ఞానం కలిగిన వాడికి పరోక్ష జ్ఞానము, మళ్ళీ అపరోక్ష జ్ఞానం రెండు. అపరోక్ష జ్ఞానం ఉన్నవాడు సిద్ధుడే. పరోక్ష జ్ఞానం అంటే గురువు ద్వారా వేదాంత శాస్త్రాన్ని జాగ్రత్తగా విని స్పష్టంగా అవగాహన చేసుకున్నటువంటి వాడు. అది స్పష్టంగా అవగాహన, స్పష్టంగా అవగాహన చేసుకున్నవాడు. ఇంకా డౌటు ఇవన్నీ ఉంటే వాడికి ఇంకా పరోక్ష జ్ఞానం కూడా కాదు. అది పరోక్ష జ్ఞానం రావడం కూడా మహాకష్టం అండి. సాధారణంగా వేదాంతాల మీద కబుర్లు చెప్పేటువంటి వాళ్ళందరూ పరోక్ష జ్ఞానం కలవాళ్లే, గొప్పవాడే. అదేనూ ఉంది కదా, ఎప్పటికైనా తరింపజేస్తుంది. కనుక పరోక్ష జ్ఞానం కూడా చాలా గొప్పదే. అది అపరోక్ష జ్ఞానులా వాళ్ళు, ఒక రమణులు వంటి వారు ఎవరు ఉంటారు, నమస్కారం చేసుకుందాం. అపరోక్ష జ్ఞానులు లేకపోలేదు ఉంటారు, కానీ పరోక్ష జ్ఞాని అయినటువంటి వాడు ఏ విధంగా నిత్య సాధన ఎంత గట్టిగా చేసుకోవాలో చెప్తున్నారు. వేదాంతంలో సాధన శ్రవణ మనన నిధిధ్యాసనలండి, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే సన్యసించిన వాడు కూడా వివిధిషా సన్యాసాలను ఈ మూడే చేస్తాడు, శ్రవణము మననము నిధిధ్యాసనం. ఇదే వేదాంత బ్రహ్మ విద్యలో సాధన. అదే సాధన గృహస్థాదాశ్రమంలో ఉన్నటువంటి వారు వారికి విధింపబడ్డ కర్మలు చేస్తూ ఫలాపేక్ష లేకుండా ఈశ్వరాత్మ బుద్ధితో చేస్తూ భగవంతుడిని ఆశ్రయించి ఈ శ్రవణ మనన నిధిధ్యాసనం చేసుకోవచ్చు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ వాళ్ళు ఇది చేసుకుంటుంటారు, వాళ్ళు క్రమంగా ఈ పరోక్ష జ్ఞానాన్ని, దాని తర్వాత అపరోక్షం కోసం చేయవలసిన సాధన. దీన్ని ఇక్కడ వివరిస్తూ చెప్తున్నమాట. ఇందులో తృతీయం మూడవది, అందులో మౌనం అనేది మూడవది. మరి మిగిలిన రెండో చూపిస్తాం. ఈ మౌనంగా ఉండాలి అనే మాట ఈ పరోక్ష జ్ఞానికి విధియా కాదా? విధి అంటే తప్పనిసరిగా చేయాలి అంటే, పరోక్ష జ్ఞాన సాధన చేసేవాడు విధిగా మౌనంగా ఉండాలా? అక్కడ మౌనానికి అర్థం ఏమిటి? మౌనంగా ఉంటే నోరు మూసుకోవడం అని కాదు ఇక్కడ అర్థం. జాగ్రత్తండి, మౌనం అనే మాటకు అర్థం తెలియాలి. కొందరు మాట్లాడకుండా ఉండడం మౌనం అనుకుంటారు, కానీ ఇక్కడ చెప్తున్న ఈ మంత్రంలో, ఈ మంత్రాన్ని ఆధారం చేసుకుని సూత్రం పుట్టింది. ప్రతి సూత్రానికి ఒక మంత్రం ఆధారం అని చెప్తూ ఉన్నాం మనం మొదటి రోజు నుంచి, అది ఉపనిషత్తుల్లోంచి. తస్మాత్ బ్రాహ్మణ పాండిత్య నిర్విద్య, ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ పాండిత్యము, పాండిత్యం పొంది బాల్యంలో ఉండిపోయి వాడు మౌనంలో ఉండాలి, ఇది శాస్త్రం. ఇందులో తృతీయం, ఈ తృతీయమైన మౌనము విధియా కాదా అనే విషయంలో ప్రస్తావన చేశారు. ముందు పాండిత్యం పొందాలటండి, తర్వాత బాలుడిగా ఉండిపోవాలట. ఏమైనా బాగుందా అండి, బాలుడిగా ఉంటే పాండిత్యం వస్తుందా? కానీ పాండిత్యం పొంది బాల్యంలో ఉండాలట, బాల్యంలో ఉన్నటువంటి వాడు క్రమంగా ముని అయిపోవాలట, ఇది చెప్తున్నారు. అక్కడ వస్తుంది అమౌనంచ మౌనంచ నిర్విద్యాత్. అమౌనము మౌనము రెండూ పొందాలి. ఇక్కడ వచ్చిందండి కన్ఫ్యూజన్ వీడికి. అమౌనము మౌనము రెండూ ఉండాలి అని మీరు అన్నారే, ఉంటే మౌనం ఉండాలి లేకపోతే అమౌనం ఉండాలి, రెండు ఎలా ఉంటానండి? నేను మౌనవ్రతం అండి అన్నట్టు ఒకడు, అలా చెప్పేటప్పుడు ఇంకేం మౌనవ్రతం? మౌనవ్రతం అనేది నేను మౌనవ్రతం అని చెప్పినప్పుడే పోయింది. అప్పుడు అయితే ఏదో ఒకటి ఉండాలి, మాట అయినా ఉండాలి మౌనమైనా ఉండాలి, పక్కాడు చెప్పాలి మౌనం అండి అని, లేదు వీడికి కాగితం మీద రాసి చూపించాలి. మరి అమౌనంచ మౌనంచ ఎలాగండి మీరే చెప్తున్నారు. ఇప్పుడు మాకు డౌట్ వచ్చింది, మౌనం విధియా కాదా? ఇది ఇక్కడ వివరించబడుతున్నది. అయ్యా ఇక్కడ చెప్పినది మౌనము విధియే. ఇది అర్థం కావాలంటే సరే బాల్యం అర్థమైందా, పాండిత్యం అర్థమైందా? అర్థమైతే ఇది అర్థమవుతుంది. పాండిత్యము బాల్యము ముని చూద్దాం, మౌనం గలవాడే ముని. ఇప్పుడు మూడింటికి చూస్తే అప్పుడు అమౌనంచ మౌనంచ మళ్ళీ తెలుసుకుందాం. ఇక్కడ సాధకుడికి ఇది చాలా ముఖ్యమండి. వేదాంత సాధకుడికి ఉపన్యాసం ఎంతసేపు వింటే మాకు హాయిగా ఉంటుందని చూసేవాడి గురించి కాదు ఇక్కడ, సాధకుడికి, సాధకుడికి పనికొచ్చే విషయం ఇది. తస్మాత్ దానివల్ల, దేనివల్ల? మోక్షం కావాలనేటువంటి తపనతో సాధన చేస్తుండడం వల్ల పాండిత్యం నిర్విద్య. ఇక్కడ పాండిత్యం అనే అర్థానికి, పదానికి అర్థం వ్యాకరణ శాస్త్ర పాండిత్యమో కావ్య పాండిత్యమో కాదు. ఇక్కడ పాండిత్య పండా అంటే జ్ఞానము, పండా కలవాడు పండితుడు. ఎవడయ్యా పండితుడు? ఈ పండిత్ శబ్దం కృష్ణ పరమాత్మ కూడా వాడుతూ అనేక చోట్ల వాడాడు కదా. అయితే పండితుడు జ్ఞాని అని. ఇక్కడ పాండిత్యం అంటే ముందు శ్రవణము ద్వారా నువ్వు వేదాంత వాక్యములను గ్రహించుట, పాండిత్యం అంటే శ్రవణము. అయితే శ్రవణం అంటే చాలు కదండి, పాండిత్యం అంటే మనందరం శ్రవణం చేసాం, పాండిత్యం ఏది? శ్రవణము అంటే స్పష్టముగా విషయమని అవగాహన చేసుకోనుట, ఇది పాండిత్యం అంటే అర్థం. శ్రవణం చేసిన వాళ్ళందరికీ ఎందుకంటే చెప్పాడని అర్థం కాలేదని పాండిత్యలేదనమాట. ఆ చెప్పిన స్పష్టంగా అవగాహన చేసుకోవడం పాండిత్యం. కానీ శ్రవణం ద్వారా కలిగినటువంటి ఒక అవగాహన, అది పొందేకు నువ్వు బాల్యంలో ఉండన్నాడు. బాల్యము అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే మననము, ఇది ఇక్కడ చెప్పాడు. మననము, మననము చేయుట. శ్రవణం అయిన తర్వాత ఏం చేసావు? మననం. ఆ విన్నదాన్ని విడిచిపెట్టకుండా మననం చేయాలి. ఆడ తర్వాత బాల్యంచ పాండిత్య నిర్విద్య, నిర్విద్య అనే మాటకి ఇక్కడ అర్థం నిర్విద్య అంటే విద్య లేకపోవడం కాదు, నితరాం అనే శబ్దం నిశ్చయమైన విద్య. అందుకే నిర్విద్య అనే మాట వేశాడు. విద్య అంటే తెలుసుకుని, నిర్విద్య అంటే నిశ్చయముగా తెలుసుకుని. ఆ మాట నిర్విద్య అనే పదానికి అంత గట్టి అర్థం ఉందండి. పాండిత్య నిర్విద్య, బాల్యంచ పాండిత్య నిర్విద్య. అయితే పాండిత్య నిర్విద్య అన్నాడు, బాల్యేన తిష్టాసేత్ అన్నాడు. పాండిత్యం బాగా నిశ్చయముగా తెలుసుకుని బాల్యములో తిష్ట ఉండాలి అన్నాడు. మననం చేస్తూ ఉండాలి అని చెప్పడం బాల్యంత తిష్ట. అప్పుడు నువ్వు బాల్యంచ పాండిత్య నిర్విద్య, మళ్ళీ రెండు తెచ్చాడు. ఈ బాల్యము ఆ పాండిత్యము నిర్విద్య నిశ్చయముగా అంటే మరింత. ఇప్పుడు మామూలు కర్రమని పాతి మట్టి కొట్టి తర్వాత ఇంక దేంతో కొడతాం అదనమాట. మహానుభావుడు ఆయన ఉదాహరణ కూడా ఇలాగ ఇచ్చాడండి. కానీ పాండిత్యం తెలుసుకుని బాల్యములో ఉంటూ బాల్యంచ పాండిత్య నిర్విద్య అంటే మళ్ళీ ఆ రెండింటిని దృఢపరచుకుని అప్పుడు మునివవు అన్నాడు ఇక్కడ. అప్పుడు మౌనంలోకి వెళ్ళిపో. మౌనం అంటే ఆవలింత కాదు. మౌనం అంటే అర్థం ఏంటి? మునిహి మౌనం నిధిధ్యాసనం, శ్రవణం మననం నిధిధ్యాసనం. కనుక పాండిత్యం అంటే శ్రవణం, బాల్యంలో ఉండడం అంటే మననం, మునిహి మౌనంలో ఉండడం అంటే నిధిధ్యాసనం. అప్పుడేం చేయాలి? అమౌనంచ మౌనంచ నిర్విద్య. ఏం బాటలండి, పాండిత్యం తెలుసుకుని బాల్యంలో ఉంటూ బాల్యాన్ని పాండిత్యాన్ని నిర్విద్య. ఇప్పుడేం చేయాలి? అమౌనంచ మౌనంచ నిర్విద్య అంటే మొదటిదాన్ని మళ్ళీ చెప్తున్నాడు, దృఢపరుచుకుంటున్నాడు. ఈ మౌనాన్ని, ముని అంటే మౌనము, అమౌనాన్ని కూడా గట్టిపరుచుకో అన్నాడు. అమౌనము అంటే శ్రవణ మననముల్ని అమౌనం అంటారు. అట్లా మౌనం లేదు కదా, శ్రవణం చేస్తున్నావు మననం చేస్తున్నావు, శ్రవణం చెవితో చేస్తూ ఉన్నావు మననం మనస్సుతో చేస్తూ ఉన్నావు, ఈ రెండూ మౌనం కాదు, అది అమౌనం. అంటే సాధనలో పూర్వరంగం అమౌనము, ఉత్తర స్థితి మౌనం. మౌనం అంటే నిధిధ్యాసనము. నిధిధ్యాసనం అంటే దాని యందు దృఢముగా ఉండుట, ఇది అనమాట నిధిధ్యాసనం. అయింది కదా. కనుకనే శ్రవణ మననములు అమౌనములు, నిధిధ్యాసనం మౌనం. కనుక మౌనంచ అమౌనంచ మౌనంచ అంటే నువ్వు శ్రవణ మననములు చేస్తూ నిధిధ్యాసనం అందు నిలబడు అని చెప్పడానికి అమౌనము మౌనము అని చెప్పారు. కనుకనే ప్రధానం నిధిధ్యాసనం కదండి, శ్రవణ మనన తర్వాత నిధిధ్యాసనము. కనుకనే ఆ పరోక్ష జ్ఞానికి వాడికి మౌనం అనేది విధియే అని చెప్పారు. విధా కాదా అని కాదు, అక్కడ మౌనం అనే మాటకి దాని ఎందే నిలకడ కలిగి ఉండుట, అది దృఢంగా అందులోనే ఉండుట నిధ్యాసనం. కానీ అమౌనంచ మౌనంచ అంటే అర్థమైపోయింది కదా. అమౌనము మౌనము కూడా బ్రహ్మ విద్యలో ప్రధానము. అమౌనం అంటే శ్రవణ మననములు, మౌనం అంటే నిధిధ్యాసనములు. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం. అయితే వెంటనే చక్కటి మాట చెప్తున్నారు, అయ్యా మరి ఇది కేవలం సన్యాసాశ్రమంలోనేనా? అంటే ఇక్కడ శమదమాదులు ఇవన్నీ సన్యాసాశ్రమంలోనే, ఇందాక ఆశ్రమ రంగం పూర్తిగా చెప్పినా స్పష్టత కోసం ఇక్కడ మాట ఉన్నది. ఎందుకంటే ఉపనిషత్తులో ఓ మంత్రం వస్తుంది, అభిసమావృత్య కుటుంబే శుచౌ దేశే స్వాధ్యాయ మధీయాన. ఇక్కడ పట్టుకోవాలండి, కుటుంబే కుటుంబం, కుటుంబీ అన్నప్పుడు గృహస్థు, స్వాధ్యాదుల్ని స్వాధ్యాయాల్ని వాటిని ముగించి గృహస్థుడై ఉంటూ వాడు సాధన చేయాలి. నఖల్వేమం వర్తయేన్ వర్తయన్ యావదాయిషం బ్రహ్మలోకం అభిసంపద్యతే నపురరావృత్ వర్తతే. అలాంటి గృహస్థు వాడు బ్రహ్మలోకం పొందుతాడు, మళ్ళీ వెనక్కి రాడు అనేటువంటి విషయం ఉన్నది. వాడు బ్రహ్మప్రాప్తి వాడుకున్నది అని చెప్తున్నారు కదా. మరి కనుకనే గృహస్థాశ్రమంలో ఇది సాధ్యమవుతోంది అని మంత్రం అక్కడ చెప్పబడుతుంది. గృహస్థాశ్రమంలో సన్యాసి సాధన ఎలా వస్తున్నది అంటే, కృష్ణభావాత్తు గృహిణోపసంహార, గృహిణ ఉపసంహార అంటే సన్యాసాశ్రమంలో చెప్పిన శమదమాదుల్ని గృహస్థాశ్రమంలో అన్వయించుకోవచ్చు, తప్పేమీ లేదు అన్నాడు. ఇక్కడ మనం ఇందాక చెప్పిన దాన్ని బలపరుస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఏమిటంటే, నీకు నిజంగా ఇహలోక పరలోక సుఖాల మీద బాగా కోరుకుందనుకో, నువ్వు తప్పనిసరిగా గృహస్థాశ్రమంలో చేయవలసిన నిత్యకర్మలు నైమిత్తిక కర్మలు చేసుకో. ఒకవేళ ఏదో సుకృతం వల్ల నీకు వైరాగ్యాదులు కలిగాయనుకో, అప్పుడు జపాదులు ఆచరించి వాటిని సహకారంగా తీసుకుని బ్రహ్మజ్ఞానం పొందు అని ఇక్కడ గృహిణా ఉపసంహార అనే మాటకు అర్థం. గృహస్థు సన్యాసాశ్రమంలోంచి శమదమాదుల్ని స్వీకరించాలి ఇక్కడ కూడా. కనుక సన్యాస వలె శమదమాదులు ఉండాలి, కర్మాచరణ చేసినా ఫలాకాంక్ష లేకుండా చేయాలి, ఇటువంటి వాడు యోగి అవుతున్నాడు అనే విషయాన్ని ప్రస్తావించారు. అయ్యా బాల్యమును ఎందుకన్నారు మననాన్ని? ఇది పట్టుకోవాలి. మననాన్ని బాల్యం ఎందుకు? ఎందుకు నేను బాల్యం అంటే మననం అని నేను అన్నాను మీరు ఒప్పేసుకున్నారు. పాండి శ్రవణం పాండిత్యం అంటే ఒప్పుకోవచ్చు, ఎందుకంటే మీరు శ్రద్ధగా శ్రవణం చేస్తే తదేక నిష్టతో. శ్రవణం అంటే వినడం కాదు, వినవాళ్ళందరూ కాదు, తదేక నిష్టతో శ్రవణం చేస్తే వైరాగ్యాదులతో ముముక్షత్వంతో తితిక్షతో శ్రవణం చేస్తే అప్పుడుది పాండిత్యం. అది నిలవాలంటే నువ్వు బాల్యంలో వెళ్ళిపోవాలన్నాడు. ఇదేమైనా బాగుందని మళ్ళీ చిన్నపిల్లం అయిపోవాలా? బాల్యం అనే మాటకి ఇప్పుడు సూత్రం ఇస్తున్నారు. అనావిష్కుర్వన్ అన్వయాత్, ఇది సూత్రం. అనావిష్కుర్వన్, ఇది సాధకుడికి చాలా ప్రధానమండి. జాగ్రత్తగా శ్రవణం చేశాం, శ్రవణం చేసాక బాలుడు అయిపోవాలట. బాలుడు అంటే బాలుడు ఏమీ తెలియనివాడుగా ఉంటాడు, అంతేకాదు బాలుడు అంటే ఏమీ తెలియనివాడు. వాడు ఏది పని చేసినా తెలిసిన వాళ్ళ చేయడు, ఏమీ తెలియనివాడే అలా బాలుల్లా తిరుగుతుంటాడు. అందుకే బాలోన్మత్త పిశాచవతను అంటూ ఉంటాం. బాలుడు వాడు ఏమిటో మనకు తెలియదు, వాడికి తెలియకే చేస్తాడు, వాడు తెలియకే చేస్తాడు, వీడికి తెలిసినా తెలియనట్టు ఉంటాడు. ఇది అందుకే మనం విద్యా సాధకుడికి ప్రధానమేంటంటే నువ్వు శ్రవణాదుల వల్ల శాస్త్రజ్ఞానం ఎంత తెలుసుకున్నా వాడిని టామ్ టామ్ చేసుకుని తిరగకుండా నువ్వు తిష్ట, బాల్యములు ఉండిపో అన్నాడు. బాల్యం అంటే శంకరులు చెప్తున్నారు, బాలస్య భావ కర్మవా బాల్యమితి, బాలును వలే ఉండు బాలును వలే చెయ్యు అని ఉద్దేశంతో చెప్తున్నారు. అదేమిటయ్యా బాల్యభావం అంటే? భావశుద్ధి. బాలుడంటే భావశుద్ధి ఉన్నవాడు, వాడు హృదయంలో కపటం ఉండదు. అది ఇక్కడ భావశుద్ధి ఉంటుంది, బాలజ్య దశ అంటే అది. కనుక ఆధ్యాత్మిక సాధకుడికి ప్రధానం తాను జ్ఞానాన్ని గురువు ద్వారా శ్రద్ధగా విని గట్టిగా పట్టుకుని బాలుడైపోవాలి. అంటే నాకు ఇంత తెలిసిపోయిందండో అని అప్పుడు వీడు అందరికీ టామ్ టాములు చేసి మేము ఉపనిషత్ క్లాస్కి వెళ్తున్నామండి అని ప్రకటించకుండా వాడు బాలుడై మననాదులు చేసుకుంటూ ఏమీ తెలియనట్టు అందరిలాగే మామూలుగా కనిపిస్తూ ఉంటాడు. కానీ వాడు లోపల ఒక మహాయజ్ఞం జరుగుతుంటుంది, తపన జరుగుతూ ఉంటుంది. అందుకు భావశుద్ధి ఉండాలి మొట్టమొదటిది. రెండవది దంభదర్ప ప్రరూఢ ఇంద్రియత్వాది రహితత్వాత్ బాల్యం అన్నాడు. ఇక్కడ బాల్యమని ఎందుకన్నారంటే దంభము దర్పము ఉండదు. బాలుడికి ఉంటుందా అండి నాకు ఇంత సంపద ఉంది ఇలాంటివి ఏం వాడికి ఉండవు. అందుకే బాలుడి వలె దంభదర్పాదులు లేకుండా ఇంద్రియాల పొగరు లేకుండా, ఎందుకంటే వాడికి పసిపిల్లాడు మేము చెప్పేది. అంతేగాని ఈ రోజులు స్కూల్కి వెళ్ళి బాలుడు కూడా పొగరమొత్తానంతో తిరుగుతున్నారు, వాళ్ళ గురించి చెప్పడం కాదు. ఇక్కడ పసిపిల్లాడు అప్పుడు ఏమీ లోకం తెలియని పిల్లాడు ఉంటాడే వాళ్ళ ఉండాలటండి, అక్కడికి వెళ్ళిపోవాలి. ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి కూడా పొగరు ఉంటుందండి, ఎందుకంటే వాడు ప్రపంచంతో అప్పుడు అంటుకుపోయాడు, వాడిని వదిలేద్దాం వాడింకా వాడు గురించి. అందుకే బాల్యుడి వలె భావశుద్ధి కలిగి ఉండాలి, దంభము దర్పము లేకుండా ఉండాలి, ప్రరూఢేంద్రియత్వము అంటే ఇంద్రియాలు ఉన్నాయని పొగరమొత్తనం ఉంటుంది. యవ్వనాదుల్లో మంచి ఇంద్రియాలు పనిచేస్తున్నంత కాదు దేవుడు లేడు దేవుడు లేదు. కనుక ఇంద్రియముల యొక్క బలం చేత పొగరమొత్తనం అనేది లేకుండా, కనుక ఈ మూడు దంభము దర్పము ఇంద్రియ ప్రరూఢత్వము లేకుండా భావశుద్ధి కలిగి మననం చేయాలి. అందుకు బాల్యం అనే మాట అక్కడ చెప్పబడింది సుమా అన్నాడు. కనుక శుద్ధభావంతో కనుక మనం ఎలా చేయాలో తెలిసింది. అలాగే నిజిజ్ఞాసన ఇవన్నీ సాధనపరమైన అంశములు వివరించారు కదా. ఇలా చెప్తూ తర్వాత విషయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అయితే ఇలాగే జ్ఞానం సాధన చేసేవాడికి ఈ జన్మలోనే మోక్షం వస్తుందా? ఇది ప్రశ్న. ఏం సమాధానం చెప్తాడు రేపు తెలుసుకుందాం మనం.